ప్రాణో వై వై ప్రాణ ప్రాణో వా ఏష వై ప్రాణ ప్రాణో వా ఏష ప్రాణ ఇది ప్రాణ వా ఏష వై వా ఏషయ్యదేశ వై వా ఏషయ్యదేశు పాగుంశరు పాగుంశర్యదేశ ఏషయదు పాగుంశు యదు పాగుంశరు పాగుంశర్యద్యదు పాగుంశర్యద్యదు పాగుంశర్యద్యదు పాగుంశర్యదు పాగుంశర్యద్యదు పాగుంశరు పాగుంశర్యదు పాగుంశు పాత్రేణో పాగుంశు పాత్రేణ యదు పాగుంశరు పాగుంశర్యదు పాగుంశు పాత్రేణ పాగుంశురిత్యుపాగుంశు యదు పాగుంశు పాత్రేణో పాగుంశు పాత్రేణ యద్యదు పాగుంశు పాత్రేణ ప్రథమ ప్రథమ ఉపాగుంశు పాత్రేణ యద్యదు పాగుంశు పాత్రేణ ప్రథమ ఉపాగుంశు పాత్రేణ ప్రథమ ప్రథమ ఉపాగుంశు పాత్రేణోపాగుంశు పాత్రేణ ప్రథమశ్చిన ప్రథమ ఉపాగుంశు పాత్రేణోపాగుంశు పాత్రేణ ప్రథమశ్చ ఉపాగుంశు పాత్రేణేత్యుపాగుంశు పాత్రేణ ప్రథమశ్చ ప్రథమ ప్రథమశ్చోత్తమ ఉత్తమశ్చ ప్రథమ ప్రథమశ్చోత్తమ చోత్తమ ఉత్తమశ్చోత్తమశ్చోత్తమశ్చోత్తమశ్చ ఉత్తమశ్చోత్తమ ఉత్తమశ్చగ్రహౌ గ్రహౌ చోత్తమ ఉత్తమశ్చగ్రహౌ ఉత్తమ ఇత్యుదతమ చగ్రహౌ గ్రహౌ చగ్రహౌ గృహ్యేతే గృహ్యేతే గ్రహౌ చగ్రహౌ గృహ్యేతే గ్రహౌ గృహ్యేతే గృహ్యేతే గ్రహౌ గ్రహౌ గృహ్యేతే ప్రాణం ప్రాణం గృహ్యేతే గ్రహౌ గ్రహౌ గృహ్యేతే ప్రాణం గృహ్యేతే ప్రాణం ప్రాణం గృహ్యేతే గృహ్యేతే ప్రాణమేవ ప్రాణం గృహ్యేతే గృహ్యేతే ప్రాణమేవ గృహ్యేతే ఇది గృహ్యేతే ప్రాణమేవ ప్రాణం ప్రాణమేవాన్వన్వేవ ప్రాణం ప్రాణమేవాను ప్రాణమిది ప్రాణం ఏవాన్వన్వేవైవాను ప్రయంతి ప్రయంచన్వేవైవాను ప్రయంతి అను ప్రయంతి ప్రయంచన్మను ప్రయంతి ప్రాణం ప్రాణం ప్రయంచన్మను ప్రయంతి ప్రాణం ప్రయంతి ప్రాణం ప్రాణం ప్రయంతి ప్రయంతి ప్రాణమన్మను ప్రాణం ప్రయంతి ప్రయంతి ప్రాణమను ప్రయంతీది ప్రాయంతి ప్రాణమన్మను ప్రాణం ప్రాణమనూదుదను ప్రాణం ప్రాణమనూదు ప్రాణమిది ప్రాణం అనూదుదన్మనోద్యంతి ఎంచుదన్మనోద్యంతి ఉద్యంతి ఎంచులుద్యంతి ప్రజాపతి ప్రజాపతిర్యంతులుద్యంతి ప్రజాపతి ఎంతి ప్రజాపతి ప్రజాపతిర్యంతి ఎంతి ప్రజాపతిర్వై వై ప్రజాపతిర్యంతి ఎంతి ప్రజాపతిర్వై ప్రజాపతిర్వై వై ప్రజాపతి ప్రజాపతిర్వా ఏష వై ప్రజాపతి ప్రజాపతిర్వా ఏష ప్రజాపతిరితి ప్రజాపతి వా ఏష వై వా ఏషయ్యదేశ వై వా ఏషయత్ ఏషయ్యదేశ ఏషయదాగ్రయణ ఆగ్రయణోయదేశ ఏషయదాగ్రయణ యదాగ్రయణ ఆగ్రయణోయ్యదాగ్రయణ ప్రాణ ప్రాణ ఆగ్రయణోయ్యదాగ్రయణ ప్రాణ ఆగ్రయణ ప్రాణ ప్రాణ ఆగ్రయణ ఆగ్రయణ ప్రాణ ఉపాగుంశు పాగుంశు ప్రాణ ఆగ్రయణ ఆగ్రయణ ప్రాణ ఉపాగుంశు ప్రాణ ఉపాగుంశరు పాగుంశ ప్రాణ ప్రాణ ఉపాగుంశ పత్నే పత్నేరు పాగుంశ ప్రాణ ప్రాణ ఉపాగుంశ పత్నే ప్రాణ ఇది ప్రాణ ఉపాగుంశ పత్నే పత్నేరు పాగుంశరు పాగుంశ పత్నే ప్రజా ప్రజా పత్నేరు పాగుంశరు పాగుంశ పత్నే ప్రజా ఉపాగుంశరిత్యుపాగుంశు పత్నే ప్రజా ప్రజా పత్నే పత్నే ప్రజా ప్ర ప్రజా పత్నే పత్నే ప్రజా ప్ర ప్రజా ప్ర ప్రజా ప్రజా ప్రజనయంతి జనయంతి ప్రజా ప్రజా ప్రజనయంతి ప్రజా ఇది ప్రజా ప్రజనయంతి జనయంతి ప్రజనయంతి యజ్జనయంతి ప్రజనయంతి యత్ జనయంతి యజ్జనయంతి జనయంతి యదు పాగుంశు పాత్రేణోపాగుంశు పాత్రేణ యజ్జనయంతి జనయంతి యదు పాగుంశు పాత్రేణ యదు పాగుంశు పాత్రేణోపాగుంశు పాత్రేణ యజ్జదు పాగుంశు పాత్రేణ పాత్నీవతం పాత్నీవతము పాగుంశు పాత్రేణ యజ్జదు పాగుంశు పాత్రేణ పాత్నీవతం ఉపాగుంశు పాత్రేణ పాత్నీవతం పాత్నీవతము పాగుంశు పాత్రేణోపాగుంశు పాత్రేణ పాత్నీవతమాగ్రయణాగ్రయణాత్నీవతము పాగుంశు పాత్రేణోపాగుంశు పాత్రేణ పాత్నీవతమాగ్రయణాత్ ఉపాగుంశు పాత్రేణేత్యుపాగుంశు పాత్రేణ పాత్నీవతమాగ్రయణాగ్రయణాత్నీవతం పాత్నీవతమాగ్రయణాత్ గృహ్ణాతి గృహ్ణాత్యాగ్రయణాత్ పాత్నీవతం పాత్నీవతమాగ్రయణాత్ గృహ్ణాతి పాత్రీవతమితి పాత్నీవతం ఆగ్రయణాత్ గృహ్ణాతి గృహ్ణాత్యాగ్రయణాదాగ్రయణాత్ గృహ్ణాతి ప్రజానాం ప్రజానాం గృహ్ణాత్యాగ్రయణాదాగ్రయణాత్ గృహ్ణాతి ప్రజానాం గృహ్ణాది ప్రజానాం ప్రజానాం గృహ్ణాతి గృహ్ణాది ప్రజానాం ప్రజననాయ ప్రజననాయ ప్రజానాం గృహ్ణాతి గృహ్ణాది ప్రజానాం ప్రజననాయ ప్రజానాం ప్రజననాయ ప్రజననాయ ప్రజానాం ప్రజానాం ప్రజననాయ తస్మాత్ తస్మాత్ ప్రజననాయ ప్రజానాం ప్రజానాం ప్రజననాయ తస్మాత్ ప్రజానామిది ప్రజానాం ప్రజననాయ తస్మాత్ తస్మాత్ ప్రజననాయ ప్రజననాయ తస్మాత్ ప్రాణం ప్రాణం తస్మాత్ ప్రజననాయ ప్రజననాయ తస్మాత్ ప్రాణం ప్రజననాయేతి ప్రజననాయ తస్మాత్ ప్రాణం ప్రాణం తస్మాత్ తస్మాత్ ప్రాణం ప్రజా ప్రజా ప్రాణం తస్మాత్ తస్మాత్ ప్రాణం ప్రజా ప్రాణం ప్రజా ప్రజా ప్రాణం ప్రజా అన్వను ప్రజా ప్రాణం ప్రజా అను ప్రాణమిది ప్రా అను ప్రజా అన్వను ప్రజా ప్రజా అను ప్రాణు ప్రజా ప్రజా అను ప్రజా ఇది ప్రజా అను ప్రాణ్వను ప్రజాయంతే జాయంతే ప్రాణ్వను ప్రజాయంతే ప్రజాయంతే జాయంతే ప్రజాయంతే దేవా దేవా జాయంతే ప్రజాయంతే దేవా జాయంతే దేవా దేవా జాయంతే జాయంతే దేవా వై వై దేవా జాయంతే జాయంతే దేవా వై దేవా వై వై దేవా దేవా వా ఇతైత ఇతైతో వై దేవా దేవా వా ఇతైత వా ఇతైత ఇతైతో వై వా ఇతైత పత్ని పత్ని ఇతైతో వై వా ఇతైత పత్ని ఇతరిత పత్నే పత్నే రతయిత ఇతరిత పత్నే సువర్గమో సువర్గం పత్నే రతయిత ఇతరిత పత్నే సువర్గం ఇతరిత పత్నే సువర్గమో సువర్గం పత్నే పత్నే సువర్గం లోకం లోకగో సువర్గం పత్నే పత్నే సువర్గం లోకం సువర్గం లోకం లోకగో సువర్గగో సువర్గం లోకమజిగాకుంసన్ నలిగాకుంసన్ లోకగో సువర్గగో సువర్గం లోకమజిగాకుంసన్ సువర్గమితి సువర్గం లోకమజిగాకుంసన్ అధికాకుంసన్ లోకం లోకమజిగాకుంసన్ తేజిగాకుంసన్ లోకం లోకమజిగాకుంసన్ అధికాకుంసన్ తేజిగాకుంసన్ అధికాకుంసన్ సువర్గాకుంసువర్గం తేజిగాకుంసన్ అధికాకుంసన్ సువర్గం తేసు వర్గకుంసువర్గం తేజేసువర్గం లోకం లోకగోసువర్గం తేజేసువర్గం లోకం సువర్గం లోకం లోకగోసువర్గగోసువర్గం లోకన్న లోకగోసువర్గగోసువర్గం లోకన్న సువర్గమితి సువర్గం లోకన్నన లోకం లోకన్న ప్రణ లోకం లోకన్న ప్రణ ప్రాజానన్న జానన్ ప్రణన ప్రాజానన్ ప్రాజానన్న జానన్ ప్రాజానందేతే జానన్ ప్రాజానందే అజానంతేతే జానన్న జానం తేతమేతం తే జానన్న జానం తేతం తేతమేతం తేత ఏతం పాత్మీవతం పాత్మీవతమేతం చేత ఏతం పాత్మీవతం ఏతం పాత్మీవతం పాత్మీవతమేతమేతం పాత్మీవతమపశ్యన్న పశ్యన్ పాత్మీవతమేతమేతం పాత్మీవతమపశ్యన్ పాత్మీవతమపశ్యన్న పశ్యన్ పాత్మీవతం పాత్మీవతమపశ్యంతం తమపశ్యన్ పాత్మీవతం పాత్మీవతమపశ్యంతం పాత్మీవతమిది పాత్మీవతం అపశ్యంతం తమపశ్యన్న పశ్యన్ తమ గృహత గృహత తమపశ్యన్న పశ్యన్ తమ గృహత తమ గృహత గృహతదం తమ గృహత తదస్తతో గృహతతం తమ గృహత తృహత తదస్తతో గృహత గృహత తో వై వై తో గృహత గృహత తో వై తో వై వై తదస్తతో వైతే తే వై తదస్తతో వైతే వైతే తే వై వైతే సువర్గం సువర్గం తే వై వైతే సువర్గం తే సువర్గం సువర్గం తే సువర్గం లోకం లోకగో సువర్గం తే సువర్గం లోకం సువర్గం లోకం లోకగో సువర్గగో సువర్గం లోకం ప్రలోకము సువర్గగో సువర్గం లోకం ప్ర సువర్గమితి సువర్గం లోకం ప్రలోకం లోకం ప్రాజానన్న జానం ప్రలోకం లోకం ప్రాజానన్న ప్రాజానన్న జానం ప్రాజానయజ్జత జానం ప్రాజానయత్ అజానయజ్జత జానన్న జానయత్ ఆత్మీవత ఆత్మీవతో జానన్న జానయత్ ఆత్మీవత ఆత్మీవత ఆత్మీవతో యజ్జత్ ఆత్మీవతో గృహ్యతే గృహ్యతే ఆత్మీవతో యజ్జత్ ఆత్మీవతో గృహ్యతే ఆత్మీవతో గృహ్యతే గృహ్యతే పాత్మీవత ఆత్మీవతో గృహ్యతే సువర్గస్ సువర్గస్ గృహ్యతే పాత్మీవత ఆత్మీవతో గృహ్యతే సువర్గస్ ఆత్మీవత ఇది పాత్మీవత గృహ్యతే సువర్గస్ సువర్గస్ గృహ్యతే గృహ్యతే సువర్గస్ లోకస్ లోకస్ సువర్గస్ గృహ్యతే గృహ్యతే సువర్గస్ లోకస్ సువర్గస్ లోకస్ లోకస్ సువర్గస్ సువర్గస్ లోకస్ ప్రజ్ఞాచ్యై ప్రజ్ఞాచ్యై లోకస్ సువర్గస్ సువర్గస్ లోకస్ ప్రజ్ఞాచ్యై సువర్గస్ సువర్గస్ లోకస్ ప్రజ్ఞాచ్యై ప్రజ్ఞాచ్యై లోకస్ లోకస్ ప్రజ్ఞాచ్యై సహ ప్రజ్ఞాచ్యై లోకస్ లోకస్ ప్రజ్ఞాచ్యై సహ ప్రజ్ఞాచ్యేతమస్వమస్వ్రజ్ఞాచ్యేతమస్వమస్వ్రజ్ఞాచ్యాదిప్రాజ్ఞాచ్యే సమస్వమస్వ సమోననసోమస్వ సమోనాష్టదాష్టదనసోమస్వమోనాష్టదనాష్టదనాష్టదస్త్రీభ్యస్త్రీభ్యోతిష్టదనాష్టదస్త్రీభ్య అతిష్టదస్త్రీభ్యస్త్రీభ్యోతిష్టదాష్టదస్త్రీభ్యోగృహ్యమాణోగృహ్యమాణస్త్రీభ్యోతిష్టదాష్టదస్త్రీభ్యోగృహ్యమాణస్త్రీభ్యోగృహ్యమాణోగృహ్యమాణస్త్రీభ్యస్త్రీభ్యోగృహ్యమాణస్తం గృహ్యమాణస్తం గృహ్యమాణోగృహ్యమాణస్తం ఘృతం ఘృతం గృహ్యమాణోగృహ్యమాణస్తం ఘృతం ఘృతం ఘృతం వజ్రం వజ్రం ఘృతం ఘృతం వజ్రం ఘృత్వా ఘృత్వా వజ్రం ఘృతం ఘృతం వజ్రం ఉపయామ ఇచ్చుపాయామ తస్మాదిమామిమాన్ తస్మాత్తస్మాదిమాం ప్రజా ఇమాన్ తస్మాత్తస్మాదిమాం ప్రజా ఇమాం ప్రజా ప్రజా ఇమానిమాం ప్రజా అను ప్రజా ఇమామిమాం ప్రజా అను ప్రజా అన్వ ప్రజా ప్రజా అనుప్రాణ ప్రజా ప్రజా అనుప్రా ప్రజా ఇది ప్రజా అనుప్రాణ్మను ప్రజాయంతే జాయంతే ప్రాణ్మను ప్రజాయంతే ప్రజాయంతే జాయంతే ప్రజాయంతే బృహస్పతి సుతస్య బృహస్పతి సుతస్య జాయంతే ప్రజాయంతే బృహస్పతి సుతస్య జాయంతే బృహస్పతి సుతస్య బృహస్పతి సుతస్య జాయంతే జాయంతే బృహస్పతి సుతస్య కేతే బృహస్పతి సుతస్య జాయంతే జాయంతే బృహస్పతి సుతస్య బృహస్పతి సుతస్య కేతే బృహస్పతి సుతస్య బృహస్పతి సుతస్యత ఇది దే బృహస్పతి సుతస్య బృహస్పతి సుతస్యత ఇది బృహస్పతి సుతస్యేది బృహస్పతి సుతస్య ఇత్యాహేతిహ బ్రహ్మ బ్రహ్మాహేతిహ బ్రహ్మ ఆహ బ్రహ్మ బ్రహ్మాహ బ్రహ్మ వై వై బ్రహ్మాహ బ్రహ్మ వై బ్రహ్మ వై వై బ్రహ్మ బ్రహ్మ వై దేవానాం దేవానాం వై బ్రహ్మ బ్రహ్మ వై దేవానాం వై దేవానాం దేవానాం వై వై దేవానాం బృహస్పతిర్బృహస్పతిర్దేవానాం వై వై దేవానాం బృహస్పతి దేవానాం బృహస్పతిర్బృహస్పతిర్దేవానాం దేవానాం బృహస్పతిర్బ్రహ్మణా బ్రహ్మణా బృహస్పతిర్దేవానాం దేవానాం బృహస్పతిర్బ్రహ్మణా బృహస్పతిర్బ్రహ్మణా బ్రహ్మణా బృహస్పతిర్బృహస్పతిర్బ్రహ్మణైవైవ బ్రహ్మణా బృహస్పతిర్బృహస్పతిర్బ్రహ్మణైవ బ్రహ్మణైవైవ బ్రహ్మణా బ్రహ్మణైవాస్మాస్మా ఏవ బ్రహ్మణా బ్రహ్మణైవాస్మై ఏవాస్మాస్మా ఏవైవాస్మై ప్రజా ప్రజా అస్మా ఏవైవాస్మై ప్రజా అస్మై ప్రజా ప్రజా అస్మాస్మై ప్రజా ప్ర ప్రజా అస్మాస్మై ప్రజా ప్ర ప్రజా ప్ర ప్రజా ప్రజా ప్రజనైతి జనైతి ప్రజా ప్రజా ప్రజనైతి ప్రజా ప్రజా ప్రజనయతి జనయతి ప్రజనయతి ఇందో ఇందో జనయతి ప్రజనయతి ఇందో జనయతి ఇందో ఇందో జనయతి జనయతి ఇందో ఇది ఇందో జనయతి జనయతి ఇందో ఇది ఇందో ఇది ఇందో ఇందో ఇత్యాహేతి ఇందో ఇందో ఇత్యాహ ఇందో ఇది ఇందో ఇత్యాహేదీత్యాహరేతోరేత ఆహేదీత్యాహరేత ఆహరేతోరేత ఆహారేతో వై వైరేత ఆహారేతో వై రేతో వై వైరేతో రేతో వా ఇంద్రురిందుర్వైరేతో రేతో వా ఇందు వా ఇంద్రురిందుర్వై వా ఇందూరేతోరేత ఇందుర్వై వా ఇందూరేత ఇందూరేతోరేత ఇందురిందూరేత ఏవైవరేత ఇందురిందూరేత ఏవ రేత ఏవైవరేతోరేత ఏవ దత్త దేవరేతోరేత ఏవ దత్ ఏవ దత్త దేవైవ దత్తధాతి దధాతి తదేవైవ దత్తధాతి తత్తధాతి దధాతి తత్తద్దధాతి ఇంద్రియావ ఇంద్రియావో దధాతి తత్తద్దధాతి ఇంద్రియావ దధాతి ఇంద్రియావ ఇంద్రియావో దధాతి దధాతి ఇంద్రియావ ఇతీతి ఇంద్రియావో దధాతి దధాతి ఇంద్రియావ ఇతి ఇంద్రియావ ఇతీతి ఇంద్రియావ ఇంద్రియావ ఇత్యాహ హేతి ఇంద్రియావ ఇంద్రియావ ఇత్యాహ ఇంద్రియావ ఇతి ఇంద్రియావ ఇత్యాహేదీత్యాహ ప్రజా ప్రజా ఆహేదీత్యాహ ప్రజా ఆ ప్రజా ప్రజా ఆహ ప్రజా వై వై ప్రజా ఆహ ప్రజా వై ప్రజా వై వై ప్రజా ప్రజా వా ఇంద్రియమింద్రియం వై ప్రజా ప్రజా వా ఇంద్రియం ప్రజా ఇది ప్రజా వా ఇంద్రియమింద్రియం వై వా ఇంద్రియం ప్రజా ప్రజా ఇంద్రియం వై వా ఇంద్రియం ప్రజా ఇంద్రియం ప్రజా ప్రజా ఇంద్రియమింద్రియం ప్రజా ఏవైవ ప్రజా ఇంద్రియమింద్రియం ప్రజా ఏవ ప్రజా ఏవైవ ప్రజా ప్రజా ఏవాస్మా అస్మా ఏవ ప్రజా ప్రజా ఏవాస్మై ప్రజా ఇది ప్రజా ఏవాస్మాస్మా ఏవైవాస్మై ప్రప్రాస్మా ఏవైవాస్మై ప్ర అస్మై ప్రప్రాస్మా అస్మై ప్రజనయతి జనయతి ప్రాస్మా అస్మై ప్రజనయతి ప్రజనయతి జనయతి ప్రజనయత్యగ్నా ఇజనయతి ప్రజనయత్యగ్నా అజ్ఞయత్యగ్నా అగ్నా ఇజనయతి జనయత్యగ్నా ఇదీత్యగ్నా ఇజనయతి జనయత్యగ్నా ఇది అగ్నా ఇదీత్యగ్నా అగ్నా ఇత్యాహేత్యగ్నా అగ్నా ఇత్యాహ ఇత్యాహేదీత్యాహాగ్నిరగ్నిరాహేదీత్యాహాగ్ని ఆహాగ్నిరగ్నిరాహాగ్నిర్వైవాగ్నిరాహ అగ్నిర్వై అగ్నిర్వైవా అగ్నిరగ్నిర్వైరే దోధారే దోధా వా అగ్నిరగ్నిర్వైరే దోధా వైరే దోధారే దోధా వై వైరే దోధా పత్నివ పత్నివోరే దోధా వై వైరే దోధా పత్నివ రే దోధా పత్నివ పత్నివోరే దోధారే దోధా పత్నివ ఇది పత్నివోరే దోధారే దోధా పత్నివ ఇది హేతోధా ఇది పత్నీవ పత్నీవ ఇత్యాహ హేతుపత్నీవ పత్నీవ ఇత్యాహ పత్నీవ ఇది పత్నీవః ఇత్యాహ హేతీత్యాహ మిథునత్వాయ మిథునత్వాయ హేతీత్యాహ మిథునత్వాయ ఆహమిథునత్వాయ మిథునత్వాయా ఆహమిథునత్వాయ సజోర్మిథునత్వాయా ఆహమిథునత్వాయ సజో మిథునత్వాయ సజోస్వజోర్మిథునత్వాయ మిథునత్వాయ సజోర్దేవేన దేవేన సజోర్మిథునత్వాయ మిథునత్వాయ సజోర్దేవేన మిథునత్వాయేతి మిథునాత్వాయ సజోర్దేవేన దేవేన సజోస్వజోర్దేవేన త్వష్ట్రా త్వష్ట్రా దేవేన సజోస్వజోర్దేవేన త్వష్ట్రా దేవేన తివసాజో దేవేన త్వష్ట్రా త్వష్ట్రా దేవేన దేవేన త్వష్ట్రా సోమకం సోమంతష్ట్రా దేవేన దేవేన త్వష్ట్రా సోమం త్వష్ట్రా సోమకం సోమంతష్ట్రా త్వష్ట్రా సోమం పిబ పిబ సోమంతష్ట్రా త్వష్ట్రా సోమం పిబ సోమం పిబ పిబ సోమకం సోమం పిబేతీతి పిబ సోమకం సోమం పిబేతి పిబేతీతి పిబ పిబేత్యాహ హేతి పిబ పిబేత్యాహ ఇత్యాహ హేతీత్యాహ త్వష్టా త్వష్టా హేతీత్యాహ త్వష్టా ఆహత్వష్టాత్వష్టాహత్వష్టావై పశూనాం పశూనాం వై త్వష్టాత్వష్టావై పశూనాం వై పశూనాం పశూనాం వై వై పశూనాం మిథునానాం మిథునానాం పశూనాం వై వై పశూనాం మిథునానాం పశూనాం మిథునానాం పశూనాం పశూనాం మిథునానాకు రూపకృద్రూపకృన్ మిథునానాం పశూనాం పశూనాం మిథునానాకు రూపకృద్ మిథునానాగం రూపకర్తృపకం మిథునానాగం మిథునానాగం రూపకర్తృపకం రూపకం రూపకం మిథునానాగం మిథునానాగం రూపకర్తృపం రూపకర్తృపకం రూపకం రూపకర్తృపకర్తృపమేవైవ రూపకం రూపకర్తృపకర్తృపమేవ రూపకృతి రూపాకృత రూపమేవైవ రూపకం రూపమేవ పశుషు పశుష్వేవ రూపకం రూపమేవ పశుషు ఏవ పశుషు పశుష్వేవైవ పశుషు దధాతి దధాతి పశుష్వేవైవ పశుషు దధాతి పశుషు దాతి దాతి పశుషు పశుషు దాతి దేవా దేవా దాతి పశుషు పశుషు దాతి దేవా దాతి దేవా దేవా దాతి దాతి దేవా వై వై దేవా దాతి దాతి దేవా వై దేవా వై వై దేవా దేవా వై త్వష్టారం త్వష్టారం వై దేవా దేవా వై త్వష్టారం వై త్వష్టారం త్వష్టారం వై వై త్వష్టారమజిఘాగుంసన్ జిఘాగుంసన్ త్వష్టారం వై వై త్వష్టారమజిఘాగుంసన్ త్వష్టారమజిఘాగుంసన్ జిఘాగుంసన్ త్వష్టారం త్వష్టారమజిఘాగుంసన్ స్వసో జిఘాగుంసన్ త్వష్టారం త్వష్టారమజిఘాగుంసన్ సహజిఘాగుంసన్ స్వసో జిఘాగుంసన్ జిఘాగుంసన్ సపత్నే పత్నే స్వజిఘాగుంసన్ జిఘాగుంసన్ సపత్నే సపత్నే పత్నే స్వసపత్నే ప్రప్రవత్నే స్వసపత్నే ప్రపత్నే ప్రప్రవత్నే పత్నే ప్రాపద్యతాపద్యత ప్రవత్నే పత్నే ప్రాపద్యత ప్రావద్యతాపద్యత ప్రావద్యతంతమపద్యత ప్రావద్యతం అపద్యతంతమపద్యతాపద్యతన్నతమపద్యతాపద్యతన్న తన్ననదం తన్న ప్రతి ప్రతినదం తన్న ప్రతి నర ప్రతి ప్రతినర ప్రతి ప్రప్రతినర ప్రతి ప్రతి ప్రతి ప్రతి ప్రాయచ్ఛన్నయచ్ఛన్ ప్రతి ప్రతి ప్రాయచ్ఛన్ ప్రాయచ్ఛన్నయచ్ఛన్ ప్రాయచ్ఛన్ తస్మాత్తస్మాదయచ్ఛన్ ప్రాయచ్ఛన్ తస్మాత్ అయచ్చందస్మాత్తస్మాదయచ్చందస్మాదప్యవిదస్మాదయచ్చందయచ్చందస్మాదపి తస్మాదప్యవిదస్మాత్తస్మాదపి మధ్యం మధ్యమపి తస్మాత్తస్మాదపి మధ్యం అవిమధ్యం మధ్యమప్యవిమధ్యం ప్రపన్నం ప్రపన్నం మధ్యమపరి మధ్యం ప్రపన్నం మధ్యం ప్రపన్నం ప్రపన్నం మధ్యం మధ్యం ప్రపన్నన్న ప్రపన్నం మధ్యం మధ్యం ప్రపన్నన్న ప్రపన్నన్న ప్రపన్నం ప్రపన్నన్న ప్రతి ప్రతిన ప్రపన్నం ప్రపన్నన్న ప్రతి ప్రపన్నమి ప్రాపన్నం న ప్రతి ప్రతినన ప్రతి ప్రతినన ప్రతి ప్రతి ప్రతి ప్రతి ప్రయచ్ఛంది యచ్ఛంది ప్రతి ప్రతి ప్రయచ్ఛంది ప్రయచ్ఛంది యచ్ఛంది ప్రయచ్ఛంది తస్మాత్తస్మాద్యచ్ఛంది ప్రయచ్ఛంది తస్మాత్తస్మాద్యచ్ఛంది యచ్ఛంది తస్మాత్వాత్మేవ దేవాత్మేవే తస్మాద్యచ్ఛంది యచ్ఛంది తస్మాత్వాత్మేవే స్మాత్వాత్మేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతేవతే గృహ్యతే నృహ్యతే గృహ్యతే నాదయతి సాదయతి నృహ్యతే గృహ్యతే నాదయతి సాదైకసన్నాద్యసన్నాద్ధ్యసన్నాద్సాదైకసన్నాద్ధి అసన్నాద్యసన్నాదసన్నాద్ధి ప్రజా ప్రజాశ్చసన్నాదసన్నాద్ధ్య ప్రజా ప్రజా ప్రజాహి ప్రజా ప్రజాయందే ప్రజాయందే ప్రజాహి ప్రజా ప్రజాయందే ప్రజా ప్రజాయందే ప్రజాయందే ప్రజా ప్రజా ప్రజాయందేన ప్రజాయందే ప్రజా ప్రజా ప్రజాయందేన ప్రజా ఇది ప్రజా ప్రజాయందేన ప్రజాయందే ప్రజాయందేనాన్న ప్రజాయందే ప్రజాయందేనాను ప్రజాయంత ఇది ప్రజాయందే నాన్వనుననానువషడ్వషడనుననానువషడ్ అనువషట్వషడన్వనువషత్కరోతి యద్యత్కరోతి వషట్వషత్కరోతి యద్యత్కరోతి వషట్వషత్కరోతి యద్ కరోతి యద్యత్కరోతి కరోతి యద్రువషత్కుర్యాద్రవషత్కుర్యాద్యత్కరోతి కరోతి యద్రవషత్కుర్యాద్ అనువషట్కుర్యాదశాంతమశాంతమనువషట్కుర్యాదనవషట్కుర్యాద్రుద్రం ప్రజా ప్రజారుద్రగోరుద్రం ప్రజా అన్వవసృజేదన్వవసృజేత్ ప్రజారుద్రగోరుద్రం ప్రజా అన్వవసృజేర్ ప్రజా అన్వవసృజేదన్వవసృజేత్ ప్రజా ప్రజా అన్వవసృజేద్యత్ ప్రజా ఇది ప్రజా అన్నవసృజేద్యత్ అన్నవసృజేదన్నవసృజేద్యన్న అన్నవసృజేదన్నవసృజేద్యన్న అన్నవసృజేదిత్యను అవసృజేర్ యన్ననయద్యన్నానువషట్కుర్యాదనవషట్కుర్యాన్నయద్యన్నానువషట్కుర్యాద్ నానువషట్కుర్యాదనవషట్కుర్యాన్ సోమం భక్షయేదు పాగుంషు, పాగుంషు భక్షయేత్ సోమకుము సోమం భక్షయేదు పాగుంషు, భక్షయేదు పాగుంషు, పాగుంషు భక్షయేత్, భక్షయేదు పాదుష్వందను, పాగుంషు భక్షయేత్, భక్షయేదు పాదుష్వను, పాదుష్వందను, పాగుంషు, పాదుష్వను వషడ్వషడను, పాగుంషు, పాదుష్వను వషడు, ఉపాగుష్విత్యుపాగుంషు అనువషడ్వషడన్వనువషట్కరోతి కరోతి వషడన్వనువషట్కరోతి వషట్కరోతి కరోతి వషడ్వషట్కరోతి నన కరోతి వషడ్వషట్కరోతి న కరోతి నన కరోతి కరోతి న రుద్రగో రుద్రం న కరోతి కరోతి న రుద్రం న రుద్రగో రుద్రం నన రుద్రం ప్రజా ప్రజా రుద్రం నన రుద్రం ప్రజా రుద్రం ప్రజా ప్రజా రుద్రగో రుద్రం ప్రజా అన్వవ సృజత్యన్వవ సృజతి ప్రజా రుద్రగో రుద్రం ప్రజా అన్వవ సృజతి ప్రజా అన్వవ సృజత్యన్వవ సృజతి ప్రజా ప్రజా అన్వవ సృజతి శాంతగో శాంతమన్వవ సృజతి ప్రజా ప్రజా అన్వవ సృజతి శాంతం ప్రజా ఇది ప్రజా అన్వవ సృజతి శాంతగో శాంతమన్వవ సృజత్యన్వవ సృజతి శాంతమగ్నిరగ్నిత్ శాంతమన్వవ సృజత్యన్వవ సృజతి శాంతమగ్నిర్ అన్వవ సృజతీత్యను అవసృజతి శాంతమగ్నిరగ్నిత్ శాంతగో శాంతమగ్నిత్ స్వామగో సోమమగ్నిత్ శాంతగో శాంతమగ్నిత్ స్వామం అగ్నేత్ స్వామగో సోమమగ్నిరగ్నిత్ స్వామం భక్షయతి భక్షయతి సోమమగ్నిరగ్నిత్ స్వామం భక్షయతి అగ్నిరిత్యగ్నిత్ సోమం భక్షయతి భక్షయతి సోమకం సోమం భక్షయత్యగ్నిరగ్నిత్ భక్షయతి సోమకం సోమం భక్షయత్యగ్నిత్ భక్షయత్యగ్నిరగ్నిత్ భక్షయతి భక్షయత్యగ్నిర్నేష్ర్నేష్ర్నిత్ భక్షయతి భక్షయత్యగ్నిర్నేష్ అగ్నేర్నేష్ర్నేష్ర్నిరగ్నిర్నేష్ర్వస్థముపస్థన్నేష్ర్నిరగ్నిర్నేష్ర్వస్థం అగ్నేరిత్యగ్నిరు నేష్ర్వస్థముపస్థన్నేష్ర్నేష్ర్వస్థమోపస్థన్నేష్ర్నేష్ర్వస్థమా ఉపస్థమోపస్థముపస్థమాసీదసీదోపస్థముపస్థమాసీద ఉపస్థమిత్యుపాస్థం ఆసీదసీదాసీదనేష్టర్నేష్టసీదాసీదనేష్ట సీదనేష్టర్నేష్ట సీదసీదనేష్ట పత్నీం పత్నీం నేష్ట సీదసీదనేష్ట పత్నీం నేష్టపత్నీం పత్నీం నేష్టర్నేష్ట పత్నీముదానయోదానయ పత్నీన్నేష్టర్నేష్ట పత్నీముదానయ పత్నీముదానయోదానయపత్నీ పత్నీముదానయేతిదానయపత్నీ ఉదానయేతిదానయోదానయేత్యాహేత్యుదానయోదానయేత్యాహ ఉదానయేత్యుతు ఆనయ ఇత్యాహేతీత్యాహాగ్నిరగ్నిదాహేతీత్యాహాగ్నిర్ ఆహాగ్నిరగ్నిదాహాగ్నిదేవైవాగ్నిదాహాగ్నిదేవాగ్నిరేవనేష్టరినేష్టర్యేవాగ్నిరగ్నిరేవనేష్టరి అగ్నిదిత్యగ్నిరేవేష్టరినేష్టర్యేవైవేష్టరిరేతోరేతోరేష్టర్యేవేష్టరిరేతోదధాతి దధాతి రేతోరేతోనేష్టరినేష్టరిరేతోదధాతి రేతోదధాతి దధాతి రేతోరేతోదధాతి నేష్టా నేష్టా దధాతి రేతోరేతోదధాతి నేష్టా నేష్టా దధాతి రేతోరేతోదధాతి నేష్టా పత్నీయాం పత్నీయాం నేష్టా దధాతి రేతోరేతోదధాతి నేష్టా నేష్టా పత్నీయాం నేష్టా పత్నీయాం పత్నీయాన్నేష్టా పత్నీయాముద్గాత్రోద్గాత్ర పత్నీయాన్నేష్టా నేష్టా పత్నీయాముద్గాత్ర సంఖ్యావైదిఖ్యావైదసమూసంఖ్యావైదప్రజాపతిఃప్రజాపతిఖ్యావైదప్రజాపతిఃప్రజాపతిఃప్రజాపతిఃప్రజాపతిఃప్రజాపతిఃప్రజాపతిఃప్రజాపతిఃప్రజాపతిఃప్రజాపతిఃప్రజాపతిఃప్రజాపతిఃప్రజాపతిఃప్రజాపతిఃప్రజాపతిఃప్రజాపతిఃప్రజాపతిఃప్రజాపతిఃప్రజాపతిఃప్రజాపతిఃప్రజాపతిఃప్రజాపతిఃప్రజాపతిఃప్రజాపతిఃప్రజాపతిఃప్రజాపతిఃప్రజాపతిఃప్రజాపతిఃప్రజాపతిఃప్రజాపతిఃప్రజాపతిఃప్రజాపతిఃప్రజాపతిఃప్రజాప అజుద్గాతోద్గాతాయజ్ఞదుద్గాత ప్రజానాం ప్రజానాముద్గాతాయజ్ఞదుద్గాత ప్రజానాం ఉద్గాత ప్రజానాం ప్రజానాముద్గాతోద్గాత ప్రజానాం ప్రజననాయ ప్రజననాయ ప్రజానాముద్గాతోద్గాత ప్రజానాం ప్రజననాయ ఉద్గాతేత్యుద్గాత ప్రజానాం ప్రజననాయ ప్రజననాయ ప్రజానాం ప్రజననాయాపోప ప్రజననాయ ప్రజానాం ప్రజననాయాప ప్రజానామిది ప్రజానాం ప్రజననాయాపోప ప్రజననాయ ప్రజననాయాప ఉపోపాప ప్రజననాయ ప్రజననాయాప ఉప ప్రజననాయేతి ప్రజననాయ అప ఉపోపాపోప ఉప ప్రప్రోపాపోప ఉప ప్ర ఉప ప్రప్రోపోప ప్రవర్తయతి వర్తయతి ప్రోపోప ప్రవర్తయతి ప్రవర్తయతి వర్తయతి ప్రవర్తయతి రేతో రేతో వర్తయతి ప్రవర్తయతి రేత వర్తయతి రేతో రేతో వర్తయతి వర్తయతి రేత ఏవైవ రేతో వర్తయతి వర్తయతి రేత ఏవ రేత ఏవైవ రేతో రేత ఏవ తత్తదేవ రేతో రేత ఏవ తదు ఏవ తత్తదేవైవ తచ్చింజలి సింజలి తదేవైవ తచ్చింజలి తచ్చింజలి సింజలి తచ్చింజత్యూరుణోరుణా సింజలి తత్తచ్చింజత్యూరుణా సింజత్యూరుణోరుణా సింజలి సింజత్యూరుణోపోరుణా సింజలి సింజత్యూరుణోప ఊరుణోపోరుణోరుణోప ప్రప్రోపోరుణోరుణోప ప్ర ఉపప్ర ప్రోపోప ప్రవర్తయతి వర్తయతి ప్రోపోప ప్రవర్తయతి ప్రవర్తయతి వర్తయతి ప్రవర్తయత్యూరుణోరుణా వర్తయతి ప్రవర్తయత్యూరుణా వర్తయత్యూరుణోరుణా వర్తయతి వర్తయత్యూరుణాహి హ్యూరుణా వర్తయతి వర్తయత్యూరుణాహి ఊరుణాహి హ్యూరుణోరుణాహి రేతో రేతో హ్యూరుణోరుణాహి రేత హిరేతో రేతో హి రేత శిక్ష్యతే శిక్ష్యతే రేతో హి రేత శిక్ష్యతే రేత శిక్ష్యతే శిక్ష్యతే రేతో రేత శిక్ష్యతే నగ్నం కృత్య నగ్నం కృత్య శిక్ష్యతే రేతో రేత శిక్ష్యతే నగ్నం కృత్య శిక్ష్యతే నగ్నం కృత్య నగ్నం కృత్య శిక్ష్యతే శిక్ష్యతే నగ్నం కృత్యోరు మూరుం నగ్నం కృత్య శిక్ష్యతే శిక్ష్యతే నగ్నం కృత్యోరుం నగ్నం కృత్యోరు మూరుం నగ్నం కృత్య నగ్నం కృత్యోరుముపోరు నగ్నం కృత్య నగ్నం కృత్యోరుముప నగ్నం కృత్యేది నగ్నం కృత్య ఊరుముపోరుమూరుము ప్రప్రోపోరుమూరుముప ప్ర ఉప ప్రప్రోపోప ప్రవర్తయతి వర్తయతి ప్రోపోప ప్రవర్తయతి ప్రవర్తయతి వర్తయతి ప్రవర్తయతి యదా యదా వర్తయతి ప్రవర్తయతి యదా వర్తయతి యదా యదా వర్తయతి వర్తయతి యదాహి యదా వర్తయతి వర్తయతి యదాహి యదాహి యదా యదాహి నగ్నో నగ్నో హి యదా యదాహి నగ్న హి నగ్నో నగ్నో హి నగ్న ఊరు రోరుర్నగ్నో హి నగ్న ఊరు నగ్న ఊరు రోరుర్నగ్నో నగ్న ఊరుర్భవతి భవత్యోరుర్నగ్నో నగ్న ఊరుర్భవతి ఊరుర్భవతి భవత్యోరు రోరుర్భవత్యథాథవత్యోరు రోరుర్భవత్యథ భవత్యథా సభవతి భవత్యథ మిథునీ మిథున్యథ భవతి భవత్యథ మిథునీ అథ మిథునీ మిథున్యథా సమిథునీ భవతో భవతో మిథున్యథా సమిథునీ భవత మిథునీ భవతో భవతో మిథునీ మిథునీ భవతో థాస భవతో మిథునీ మిథునీ భవతోథ భవతో థాస భవతో భవతో ధరేతో రేతోథ భవతో భవతో ధరేత అధరేతో రేతోథాధరేత శిక్ష్యతే శిక్ష్యతే రేతోథాధరేత శిక్ష్యతే రేత శిక్ష్యతే శిక్ష్యతే రేతోరేత శిక్ష్యతే థాస శిక్ష్యతే రేతోరేత శిక్ష్యతే శిక్ష్యతే థాస శిక్ష్యతే శిక్ష్యతే థ ప్రజా ప్రజా అథ శిక్ష్యతే శిక్ష్యతే థ ప్రజా అథ ప్రజా ప్రజా అసాధ ప్రజా ప్ర ప్ర ప్రజా అసాధ ప్రజా ప్ర ప్రజా ప్ర ప్ర ప్రజా ప్రజా ప్రజాయంతే జాయంతే ప్ర ప్రజా ప్రజా ప్రజాయంతే ప్రజా ఇది ప్రజా ప్రజాయంతే జాయంతే ప్ర ప్రజాయంతే జాయంత ఇది జాయంతే ఇంద్రో వృత్రం వృత్రమింద్ర ఇంద్రో వృత్రమహన్నహన్ వృత్రమింద్ర ఇంద్రో వృత్రమహన్ వృత్రమహన్నహన్ వృత్రం వృత్రమహంతస్య దస్యాహన్ వృత్రం వృత్రమహంతస్య అహంతస్యవస్యాహన్నహంతస్య శీర్షకపాలకం శీర్షకపాలం తస్యాహన్నహంతస్య శీర్షకపాలం తస్య శీర్షకపాలకం శీర్షకపాలం తస్య తస్య శీర్షకపాలముదు శీర్షకపాలం తస్య తస్య శీర్షకపాలముదు శీర్షకపాలముదు శీర్షకపాలకం శీర్షకపాలముదౌ ఊబ్జలౌ శీర్షకపాలకం శీర్షకపాలముదౌ ఊబ్జలు శీర్షకపాలమితి శీర్షార్కపాలం ఉదౌ ఊబ్జదౌ జగదుదౌ ఊబ్జత్స ఔ ఊబ్జగదుదౌ ఊబ్జత్స ఔబ్జత్స ఔ ఊబ్జదౌబ్జత్సద్రోణకలశోద్రోణకలశస్స ఔ ఊబ్జదౌబ్జత్సద్రోణకలశ సద్రోణకలశోద్రోణకలశస్సు సద్రోణకలశోభవద భవద్రోణకలశస్సు సద్రోణకలశోభవద్ ద్రోణకలశోభవద భవద్రోణకలశోద్రోణకలశోభవత్తస్మాత్తస్మాద్భవద్రోణకలశోద్రోణకలశోభవత్తస్మాద్ ద్రోణకలశ ఇది ద్రోణార్కలశ అభవత్తస్మాత్తస్మాద్భవద్భవత్తస్మాత్ సోమ సోమస్తస్మాద్భవద్భవత్తస్మాత్ సోమ తస్మాత్ సోమస్తస్మాత్తస్మాత్ సోమస్వగుంసగుం సోమస్తస్మాత్తస్మాత్ సోమస్తం సోమస్వగుంసగుం సోమస్వమశ్రవదశ్రవత్సగుం సోమస్వమశ్రవదు సమశ్రవదశ్రవత్సగుం సమశ్రవత్సవత్సగుం సమశ్రవత్సవత్సహారియోజనోహారియోజనస్సోశ్రవదశ్రవత్సహారియోజన సహారియోజనోహారియోజనస్సహారియోజనోభవద్భవద్ధారియోజనస్సహారియోజనోభవద్ హారియోజనోభవద భవద్ధారియోజనో హరియోజనోభవత్తంతమ భవద్ధారియోజనో హరియోజనో భవత్తం హారియోజన ఇది హారి యోజన అభవత్తంతమ భవద భవత్తం విదితమ భవద భవత్తం వి తమం విదితంతం వ్యతిగిచ్చద్వితంతం వ్యతిగిచ్చద్జుహవాణీ అజిగిత్సద్వం వ్యతిగిచ్చద్జుహవాణీ అజిగిత్సజ్జుహవాణీ అజిగిత్సజిగిత్సజ్జుహవాణీ మామాజుహవాణీ అజిగిత్సజిగిత్సజ్జుహవాణీ మా జుహవాణీ మామాజుహవాణీ జుహవాణీ మా హౌషా జుహవాణీ సోమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన్యతమన హోష్యామి హోష్యామి హోష్యామి యన్న యన్నరయజ్జన్న హోష్యామి హోష్యామి నయజ్జన్న హోష్యామి న హోష్యామి హోష్యామి నన హోష్యామి యజ్ఞవేషదం యజ్ఞవేషదకం హోష్యామి నన హోష్యామి యజ్ఞవేషదం హోష్యామి యజ్ఞవేషదం యజ్ఞవేషదకం హోష్యామి హోష్యామి యజ్ఞవేషదం కరిష్యామి కరిష్యామి యజ్ఞవేషదకం హోష్యామి హోష్యామి యజ్ఞవేషదం కరిష్యామి యజ్ఞవేషదం కరిష్యామి కరిష్యామి యజ్ఞవేషదం యజ్ఞవేషదం కరిష్యామి దీతి కరిష్యామి యజ్ఞవేషదం యజ్ఞవేషదం కరిష్యామీతి యజ్ఞవేషదమితి యజ్ఞవేషదం కరిష్యామీతి కరిష్యామి కరిష్యామీతి తమితి కరిష్యామి కరిష్యామీతికం ఇది తంతమితి తమధ్వేతమితి తమధ్వేత తమధ్వేతాధ్వేతం తమధ్వేత హోతుకం హోతుమధ్వేత తంతమధ్వేత హోతుం అధ్వేత హోతుకం హోతుమధ్వేతాధ్వేత హోతుకూసత హోతుమధ్వేతాధ్వేత హోతుకూస హోతుకూసత హోతుకం హోతుకూసోగ్నిరగ్నిస్స హోతుకం హోతుకూసోగ్ని సోగ్నిరగ్నిస్సోగ్నిరప్రవీద ప్రవీదగ్నిస్సోగ్నిరప్రవీద్ అగ్నిరప్రవీద ప్రవీదగ్నిరగ్నిరప్రవీన్న ప్రవీదగ్నిరగ్నిరప్రవీన్న అప్రవీన్న నా ప్రవీద ప్రవీన్నమయి మయి నా ప్రవీద ప్రవీన్నమయి నమయి మయిన నమయ్యామ మామం మయిన నమయ్యామం మయ్యామ మామం మయమయ్యామకం హోష్యసి హోష్యశ్యామం మయమయ్యామకం హోష్యసి ఆమకం హోష్యసి హోష్యశ్యామ మామకం హోష్యసీతి హోష్యశ్యామ మామకం హోష్యసీతి హోష్యసీతి హోష్యసి హోష్యసీతి తంతమితి హోష్యసి హోష్యసీతి తమ్ ఇది తంతమితి తమ్ ధానాభిధానాభిస్తమితి తమ్ ధానాభి తంధానాభిధానాభిస్తం తమ్ ధానాభిరశ్రీనాథశ్రీనాథానాభిస్తం తమ్ ధానాభిరశ్రీనాథ్ ధానాభిరశ్రీనాథశ్రీనాథానాభిర్ధానాభిరశ్రీనాత్తం తమ శ్రీనాథానాభిర్ధానాభిరశ్రీనాత్తం అశ్రీనాత్తం తమ శ్రీనాథశ్రీనాత్తగోషృతగోషృతం తమ శ్రీనాథశ్రీనాత్తగోషృతం సగోషృతగోషృతం దంతగోషృతం భూతం భూతగోషృతం దంతగోషృతం భూతం శృతం భూతం భూతగోషృతగోషృతం భూతమజుహోద్ భూతగోషృతగోషృతం భూతమజుహోద్ భూతమజుహోద్జుహోద్భూతం భూతమజుహోద్యజుహోద్భూతం భూతమజుహోద్యజుహోద్యజుహోద్జుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్యుహోద్ హార్యోజనకృశ్రీణాది హార్యోజనకృశ్రీణాది శ్రీణాది హార్యోజనకో హార్యోజనకృశ్రీణాది శ్రుతత్వాది శ్రుతత్వాది శ్రీణాది హార్యోజనకో హార్యోజనకృశ్రీణాది శ్రుతత్వాయ హార్యోజనమితి హారి యోజనం శ్రీణాది శ్రుతత్వాది శ్రుతత్వాది శ్రీణాది శ్రీణాది శ్రుతత్వాది శ్రుతకం శ్రుతకం శ్రుతత్వాది శ్రీణాది శ్రీణాది శ్రుతత్వాది శ్రుతం శ్రుతత్వాది శ్రుతకం శ్రుతకం శ్రుతత్వాది శ్రుతత్వాది శ్రుతమేవ శ్రుతకం శ్రుతత్వాది శ్రుతత్వాది శ్రుతమేవ శ్రుతత్వాయేతి శ్రుతత్వాయ శ్రుతమేవ శ్రుతకం శ్రుతమేవైనమేనమేవ శ్రుతకం శ్రుతమేవైనం ఏవైనమేనమేవైనం భూతం భూతమేనమేవైనం భూతం ఏనం భూతం భూతమేనమేనం భూతం జుహోతి జుహోతి భూతమేనమేనం భూతం జుహోతి భూతం జుహోతి జుహోతి భూతం భూతం జుహోతి భస్వీభిర్భస్వీభిర్జుహోతి భూతం భూతం జుహోతి భస్వీభిహోతి భస్వీభిర్భస్వీభిర్జుహోతి జుహోతి భస్వీభిశ్రీణాది శ్రీణాది భస్వీభిర్జుహోతి జుహోతి భస్వీభిశ్రీణాది భస్వీభిశ్రీణాది శ్రీణాది భస్వీభిర్భస్వీభిశ్రీణాత్యేతావతీరేతావతీ శ్రీణాది భస్వీభిర్భస్వీభిశ్రీణాత్యేతావతీ శ్రీనాథ్యేతావతీరేతావతీ శ్రీణాది శ్రీనాథ్యేతావతీరేవైవైతావతీ శ్రీణాది శ్రీనాథ్యేతావతీరేవ ఏతావతీరేవైవైతావతీరేతావతీరేవాస్యాస్యైవైతావతీరేతావతీరేవాస్యేవాస్యాముష్మిన్నముష్మిన్నస్యైవైవాస్యాముష్మిన్నోకే లోకేముష్మిన్నస్యాస్యాముష్మిన్లోకే అముష్మిన్లోకేముష్మిన్నముష్మిన్లోకే కామదుఃఖా అసో ఖల్వాహురాహు ఖల్వాహురేత ఆహురేత ఏత ఆహురాహురేత వై ఏతావై వా ఏతా ఇంద్రస్యేంద్రస్య వా ఏతా ఇంద్రస్య వా ఇంద్రస్యేంద్రస్య వై వా ఇంద్రస్య పృష్టయ పృష్టయ ఇంద్రస్య వై వా ఇంద్రస్య పృష్టయ ఇంద్రస్య పృష్టయ పృష్టయ ఇంద్రస్యేంద్రస్య పృష్టయ కామదుఘా కామదుఘా పృష్టయ ఇంద్రస్యేంద్రస్య పృష్టయ కామదుఘా పృష్టయ కామదుఘా కామదుఘా పృష్టయ పృష్టయ కామదుఘా యత్కామదుఘా పృష్టయ పృష్టయ కామదుఘా యత్ కామదుఘాయ్యత్కామదుఘా కామదుఘాయద్ధారయోజనీర్ధారయోజనీర్యత్కామదుఘా కామదుఘాయద్ధారయోజనీ కామదుఘా ఇది కామదుఘా యద్ధారయోజనీర్హారయోజనీర్యద్యద్ధారయోజనీర్యద్యద్ధారయోజనీరితీతహారయోజనీర్యద్యద్ధారయోజనీరితి హారయోజనీర్హారయోజనీర్హారయోజనీర్తస్మాత్తస్మాద్హారయోజనీర్హారయోజనీ బస్వేభిశ్రేణీయాచ్ఛ్రేణీయాద్బస్వేభిశ్రేణీయాద్రక్సామే వా ఇంద్రస్యేంద్రస్య వై వా ఇంద్రస్య హరి హరి ఇంద్రస్య వై వా ఇంద్రస్య హరి ఇంద్రస్య హరి హరి ఇంద్రస్యేంద్రస్య హరి సోమపానో సోమపానో హరి ఇంద్రస్యేంద్రస్య హరి సోమపానో హరి సోమపానో సోమపానో హరి హరి సోమపానో తయోస్తయో సోమపానో హరి హరి సోమపానో తయో హరి ఇది హరి సోమపానోతయోస్తయో సోమపానో సోమపానోతయో పరిధయ పరిధయస్తయో సోమపానో సోమపానోతయో పరిధయ సోమపానావితి సోమాపానౌ తయో పరిధయ పరిధయస్తయోస్తయో పరిధయ ఆధానమాధానం పరిధయస్తయోస్తయో పరిధయ ఆధానం పరిధయ ఆధానమాధానం పరిధయ పరిధయ ఆధానయ్యదాధానం పరిధయ పరిధయ ఆధానయ్యద్ పరిధయ ఇది పరిధయ ఆధానయ్యద్యదాధానమాధానయ్యద ప్రహృత్యా ప్రహృత్యదాధానమాధానయ్యద ప్రహృత్యా ఆధానమిత్యాధానం యద ప్రహృత్యా ప్రహృత్యేత్యద ప్రహృత్య పరిధేన్ పరిధేన ప్రహృత్యేత్యద ప్రహృత్య పరిధేన అప్రహృత్య పరిధేన్ పరిధేన ప్రహృత్యా ప్రహృత్య పరిధేంజు భుజాద్య భుజాత్ పరిధేన ప్రహృత్యా ప్రహృత్య పరిధేంజు భుజాత్ అప్రహృత్యేత్య ప్రహృత్య పరిధేంజు భుజాద్యు భుజాత్ పరిధేన్ పరిధేంజు భుజాదంతరాధానాభ్యామంతరాధానాభ్యాంజు భుజాత్ పరిధేన్ పరిధేంజు భుజాదంతరాధానాభ్యాం పరిధేనితి పరిధేన్ ప్రయచ్ఛేద్ ప్రయచ్ఛేద్యచ్ఛేద్ప్రహృత్యప్రహృత్యేచ్ఛేద్ప్రహృత్యేచ్ఛేద్ప్రహృత్యప్రహృత్యేచ్ఛేద్యచ్ఛేద్ప్రహృత్యప్రహృత్యేచ్ఛేద్ప్రహృత్యప్రహృత్యేచ్ఛేద్ప్రహృత్యప్రహృత్యేచ్ఛేద్ప్రహృత్యప్రహృత్యేచ్ఛేద్ప్రహృత్యప్రహృత్యేచ్ఛేద్ప్రహృత్యప్రహృత్యేచ్ఛేద్ప్రహృత్యప్రహృత్యేచ్ఛేద్ప్రహృత్యప్రహృత్యేచ్ఛేద్ప్రహృత్యప్రహృత్యేచ్ఛేద్ప్రహృత్యప్రహృత్యేచ్ఛేద్ప్రహృత ప్రయచ్చతి ప్రయచ్చతి ప్రయచ్చతి నేతోన్నేతాయుచ్చతి ప్రయచ్చతి నేతాయుచ్చతి నేతాయుచ్చతి నేతాయుతి ఉన్నేతాదిహోతిహోత్యున్నేతోన్నేతాదిహోతి యాతయా మా యాతయా మా జిహోత్యున్నేతోన్నేతాదిహోతి యాతయా మా ఉన్నేతేత్యుత జుహోతి యాతయా మా యాతయా మా జుహోతి జుహోతి యాతయా మేవే యాతయా మా జుహోతి జుహోతి యాతయామేవ యాతయా మేవే యాతయా మా యాతయా మేవీ యాతయా మా యాతయా మేవీ ఇవహిమేవ్యేతర్ేతరిహిమేవ్యేతరిహిేతర్ేతరిహిేతర్ేతరిహిేతర్ేతరిహిేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ేతర్ే ఉపతిష్టేరందిష్టేరన్నోపతిష్టేరణయ్యేరణయ్యేరణయన్నేరణయన్న యన్నమయజ్జన్మ సంభిన్యాత్ సంభిన్యాన్నయజ్జన్మ సంభిన్యాత్ సంభిన్యాత్ సంభిన్యాన్న సంభిన్యాత్ భావో భావ సంభిన్యాన్న సంభిన్యాత్ భావ సంభిన్యాత్ భావో భావ సంభిన్యాత్ సంభిన్యాత్ భావ ఏనమేనం భావ సంభిన్యాత్ సంభిన్యాత్ భావ ఏనం సంభిన్యాదితి సంభిన్యాత్ భావ ఏనమేనం భావో భావ ఏనం పశవః పశవ ఏనం భావో భావ ఏనం పశవః ఏనం పశవః పశవ ఏనమేనం పశవో భుంజంతో భుంజంతః పశవ ఏనమేనం పశవో భుంజంతః పశవో భుంజంతో భుంజంతః పశవః పశవో భుంజంత ఉపోపా భుంజంతః పశవః పశవో భుంజంత ఉప అభుంజంత ఉపోపా భుంజంతో భుంజంత ఉపరిష్టేరం తిష్టేరన్నుపా భుంజంతో భుంజంత ఉపరిష్టేరన్ ఉపరిష్టేరం తిష్టేరన్నుపోపతిష్టేరన్ మనసా మనసా తిష్టేరన్నుపోపతిష్టేరన్ మనసా తిష్టేరన్ మనసా మనసా తిష్టేరం తిష్టేరన్ మనసా సకోసం మనసా తిష్టేరం తిష్టేరన్ మనసాసం మనసా సకోసం మనసా మనసా సంబాధతే బాధతే సం మనసా మనసా సంబాధతే సంబాధతే బాధతే సకం సంబాధత ఉభయం ఉభయం బాధతే సకం సంబాధత ఉభయం బాధత ఉభయం ఉభయం బాధతే బాధత ఉభయం కరోతి కరోత్యుభయం బాధతే బాధత ఉభయం కరోతి ఉభయం కరోతి కరోత్యుభయం ఉభయం కరోతి బహవో భావ కరోత్యుభయం ఉభయం కరోతి బహవ కరోతి బహవో భావ కరోతి కరోతి బహవ ఏవైవ భావ కరోతి కరోతి బహవ ఏవ భావ ఏవైవ బహవో భావ ఏవైనమేనమేవ బహవో భావ ఏవైనం ఏవైనమేనమేవైవైనం పశవః పశవ ఏనమేవైవైనం పశవః ఏనం పశవః పశవ ఏనమేనం పశవో భుంజంతో భుంజంతః పశవ ఏనమేనం పశవో భుంజంతః పశవో భుంజంతో భుంజంతః పశవః పశవో భుంజంత ఉపోప భుంజంతః పశవః పశవో భుంజంత ఉప భుంజంత ఉపోప భుంజంతో భుంజంత ఉపతిష్టంతే తిష్టంత ఉప భుంజంతో భుంజంత ఉపతిష్టంతే ఉపతిష్టంతే తిష్టంత ఉపోపతిష్టంత ఉన్నేతర్యున్నేతరి తిష్టంత ఉపోపతిష్టంత ఉన్నేతరి తిష్టంత ఉన్నేతర్యున్నేతరి తిష్టంతే తిష్టంత ఉన్నేతర్యుపహవ భావమునేతరి తిష్టంతే తిష్టంత ఉన్నేతర్యుపహవం ఉన్నేతర్యుపహవేతర్యున్నేతర్యుపహవమిచ్చంత ఇచ్చంత ఉపహవమున్నేతర్యున్నేతర్యుపహవమిచ్చందే ఉన్నేతరీత్యుదున్నేతరి ఉపహవమిచ్చంత ఇచ్చంత ఉపహవముపహవమిచ్చందే యోయ ఇచ్చంత ఉపహవముపహవమిచ్చందేయ ఉపహవమిత్యుపాహవం ఇచ్చందే యోయ ఇచ్చంత ఇచ్చందేయ ఏవైవ య ఇచ్చంత ఇచ్చందేయ ఏవ య ఏవైవ యోయ ఏవ తత్ర తత్రైవ యోయ ఏవ తత్ర ఏవ తత్ర తత్రైవైవ తత్ర సోమపీఠ సోమపీఠస్తత్రైవైవ తత్ర సోమపీఠ తత్ర సోమపీఠస్వమపీఠస్తత్ర సోమపీఠస్తందగం సోమపీఠస్తత్ర సోమపీఠస్తం సోమపీఠస్తందగం సోమపీఠస్వమపీఠస్తమేవైవ తగం సోమపీఠస్వమపీఠస్తమేవ సోమపీఠ ఇది సోమాపీఠ తమేవైవతంతమేవా వైవతంతమేవావ ఏవా వైవైవావరుంధతే రుంధతే వైవైవావరుంధతే అవరుంధతే రుంధతే వావరుంధత ఉత్తరవేద్యాం ఉత్తరవేద్యాగోరుంధతే వావరుంధత ఉత్తరవేద్యాం రుంధత ఉత్తరవేద్యాముత్తరవేద్యాగోరుంధతే రుంధత ఉత్తరవేద్యాన్నిత్తరవేద్యాగోరుంధతే రుంధత ఉత్తరవేద్యాన్ని ఉత్తరవేద్యాన్నిత్తరవేద్యాముత్తరవేద్యాన్నివపతివపతిన్యుత్తరవేద్యాముత్తరవేద్యాన్నివపతి ఉత్తరవేద్యామిత్యుత్తరవేద్యాపతివపతిపతి పశవః పశవో భవతి నిపతి పశవ భవతి పశవః పశవో భవతిపతి పశవో వై వై పశవో భవతిపతి పశవో వై పశవో వై వై పశవః పశవో వా ఉత్తరవేదిరుత్తరవేదిర్వై పశవః పశవో వా ఉత్తరవేదిని వా ఉత్తరవేదిరుత్తరవేదిర్వై వా ఉత్తరవేది పశవః పశవ ఉత్తరవేదిర్వై వా ఉత్తరవేది పశవ ఉత్తరవేది పశవః పశవ ఉత్తరవేదిరుత్తరవేది పశవో హారియోజనీర్హారియోజనీ పశవ ఉత్తరవేదిరుత్తరవేది పశవో హారియోజనీ ఉత్తరవేదిరిత్యుత్తర వేది పశవో హారియోజనీర్హారియోజనీ పశవః పశవో హారియోజనీ పశుషు పశుషు హారియోజనీ పశవః పశవో హారియోజనీ పశుషు హారియోజనీ పశుషు పశుషు హారియోజనీర్హారియోజనీ పశుష్వేవైవ పశుషు హారియోజనీర్హారియోజనీ పశుష్వేవ హారియోజనీరితి హారి యోజనీ పశుష్వేవైవ పశుషు పశుష్వేవ పశూన్ పశువునేవ పశుషు పశుష్వేవ పశూన్ ఏవ పశువన్ పశువనేవైవ పశువన్ ప్రతి ప్రతి పశువునేవైవ పశువన్ ప్రతి పశువన్ ప్రతి ప్రతి పశువన్ పశువన్ ప్రతిష్టాపయంతి స్థాపయంతి ప్రతి పశువన్ పశువన్ ప్రతిష్టాపయంతి ప్రతిష్టాపయంతి స్థాపయంతి ప్రతి ప్రతిష్టాపయంతి స్థాపయంతీతి స్థాపయంతి గ్రహాను వై వై గ్రహాన్ గ్రహాను వా అన్వను వై గ్రహాన్ గ్రహాను వా అను వా అన్వను వై వా అను ప్రజా ప్రజా అను వై వా అను ప్రజా అను ప్రజా ప్రజా అన్వను ప్రజా ప్రజవ పశవః ప్రజా అన్వను ప్రజా పశవః ప్రజా పశవ పశవ ప్రజా ప్రజా పశవ ప్రశవ ప్రజా ప్రజా పశవ ప్ర పశవ ప్రశవ పశవ ప్రజాయందే జాయందే ప్రపశవ పశవ ప్రజాయందే ప్రజాయందే జాయందే ప్రజాయంత ఉపాగుష్వంతర్యామో జాయందే ప్రజాయంత ఉపాగుష్వంతర్యామో జాయంత ఉపాగుష్వంతర్యామావుపాగుష్వంతర్యామో జాయందే జాయంత ఉపాగుష్వంతర్యామావ జావయో జావయ ఉపాగుష్వంతర్యామో జాయందే జాయంత ఉపాగుష్వంతర్యామావ జావయ ఉపాగుష్వంతర్యామావ జావయో జావయ ఉపాగుష్వంతర్యామావుపాగుష్వంతర్యామావ జావయ శుక్రామంజనో శుక్రామంజనావ జావయ ఉపాగుష్వంతర్యామావుపాగుష్వంతర్యామావ జావయ శుక్రామంజనో ఉపాగుష్వంతర్యామావిత్యుపాగుంశో అంతర్యామౌ అజావయ శుక్రామంజనో శుక్రామంజనావ జావయో జావయ శుక్రామంజనో పురుషా పురుషా శుక్రామంజనావ జావయో జావయ శుక్రామంజనో పురుషా అజావయ ఇత్యజావయ శుక్రామంజనో పురుషా పురుషా శుక్రామంజనో శుక్రామంజనో పురుషా అనుగ్రహాన్ అనుగ్రహాన్ పురుషా శుక్రామంజనో శుక్రామంజనో పురుషా అనుగ్రహాన్ శుక్రామంజనామితి శుక్రామంజనో పురుషా అనుగ్రహాన్ అనుగ్రహాన్ పురుషా పురుషా అనుగ్రహానేకశభా ఏకశభా అనుగ్రహాన్ పురుషా పురుషా అనుగ్రహానేకశభా అనుగ్రహానేకశభా ఏకశభా అనుగ్రహానుగ్రహానేకశభా ఆదిత్యగ్రహమాదిత్యగ్రహమేకశభా అనుగ్రహానుగ్రహానేకశభా ఆదిత్యగ్రహం అనుగ్రహానిత్యుగ్రహాన్ ఏకశభా ఆదిత్యగ్రహమాదిత్యగ్రహమేకశభా ఏకశభా ఆదిత్యగ్రహం గావ గావ ఆదిత్యగ్రహమేకశభా ఏకశభా ఆదిత్యగ్రహం గావ ఏకశభా ఇత్యేకశభా ఆదిత్యగ్రహం గావో గావ ఆదిత్యగ్రహమాదిత్యగ్రహం గావ ఆదిత్యగ్రహ ఆదిత్యగ్రహో గావ ఆదిత్యగ్రహమాదిత్యగ్రహం గావ ఆదిత్యగ్రహ ఆదిత్యగ్రహమిత్యాదిత్యగ్రహం గావ ఆదిత్యగ్రహ ఆదిత్యగ్రహో గావో గావ ఆదిత్యగ్రహో భూయిష్ఠాభిర్భూయిష్ఠాభిరాదిత్యగ్రహో గావో గావ ఆదిత్యగ్రహో భూయిష్ఠాభి ఆదిత్యగ్రహో భూయిష్ఠాభిర్భూయిష్ఠాభిరాదిత్యగ్రహ ఆదిత్యగ్రహో భూయిష్ఠాభిరుద్భిర్భూయిష్ఠాభిరాదిత్యగ్రహ ఆదిత్యగ్రహో భూయిష్ఠాభిరుద్భి ఆదిత్యగ్రహ ఇత్యాదిత్యాగ్రహ భూయిష్ఠాభిరుద్భిర్భూయిష్ఠాభిర్భూయిష్ఠాభిరుద్భిర్గృశ్యతే గృహ్యత అర్ఘ్యర్భూయిష్ఠాభిర్భూయిష్ఠాభిరుద్భిర్గృశ్యతే అర్ఘ్యర్భూయిష్ఠదర్ఘ్యర్గృశ్యతే తస్మాత్ అర్ఘ్యరిత్యుర్గోభిశ్యతేస్మాత్తస్మాద్ృశ్యతే దృశ్యతే తస్మాద్గావో గావస్తస్మాద్ృశ్యతే దృశ్యతే తస్మాద్గావస్తస్మాద్గావో గావస్తస్మాద్గావో పశూనాం పశూనాం గావస్తస్మాత్తస్మాద్గావః పశూనాం గావః పశూనాం పశూనాం గావో గావః పశూనాం భూయిష్ఠా భూయిష్ఠాః పశూనాం గావో గావః పశూనాం భూయిష్ఠా పశూనాం భూయిష్ఠా భూయిష్ఠాః పశూనాం పశూనాం భూయిష్ఠాయుద్భూయిష్ఠాయుద్భూయిష్ఠాయుద్భూయిష్ఠాయుద్రిపాగుంశముపాగుంశంత్రిపాగుంశంత్రిపాగుంశంత్రిపాగుంశముపాగుంశంత్రిపాగుంశము హస్తేన ఉపాగుంశముపాగుంశంత్రిస్త్రిరుపాగుంశము హస్తేన విగృహ్ణాది హస్తేనోపాగుంశముపాగుంశము హస్తేన విగృహ్ణాది ఉపాగుంశమిత్యుపాగుంశం హస్తేన విగృహ్ణాతి విగృహ్ణాతి హస్తేన హస్తేన విగృహ్ణాతి తస్మాత్ తస్మాద్ విగృహ్ణాతి హస్తేన హస్తేన విగృహ్ణాతి తస్మాత్ తస్మాద్ విగృహ్ణాతి హస్తేన హస్తేన విగృహ్ణాతి తస్మాద్వౌ విగృహ్ణాదీంటి విగృహ్ణాతి తస్మాద్వౌ ద్వౌ తస్మాత్ తస్మాద్వౌ త్రీన్ ద్వౌ త్రీన్ ద్వౌ ద్వౌ త్రీన్ జనయత్ జనయత్ జనయత్ జనయత్ జనయత్ జనయత్ జనయత్ జనయత్ జనయత్ జనయత్ జనయత్ జనయత్ జనయత్ జనయత్ జనయత్ జనయత్ జనయత్ జనయత్ జనయత్ జనయత్ జనయత్ జనయత్ జనయత్ జనయత్ జనయత్ జనయత్ జనయత్ జనయత్ జనయత్ జనయత్ జనయత్ జనయత్ జనయత్ జనయత్ జనయత్ జనయత్ జనయత్ జనయత్ జనయత్ జనయత్ జనయత్ జనయత్ జనయత్ జనయత్ జనయత్ జనయత్ జనయత్ జనయత్ జనయత్ జనయత్ జనయత్ భూయసీ అవయో భూయసే భూయసేరవయోవయో భూయసే పిత భూయసేరవయోవయో భూయసే పిత భూయసే పిత పిత భూయసేర్భూయసే పిత వై వై పిత భూయసేర్భూయసే పిత వై పిత వై వై పిత పిత ఏష వై పిత పిత ఏష వా ఏష ఏష వై వా ఏషయత్ ఏష వై వా ఏషయత్ ఆగ్రేణాగృహ్ణీయాగృహ్ణీయాగ్రేణాగ్రేణాగృహ్ణీయాత్మన ఆత్మనో గృహ్ణీయాగ్రేణాగృహ్ణీయాత్మన గృహీయాదాత్మన ఆత్మనో గృహీయాద్గృహీయాదాత్మన ఏవైవాత్మనో గృహీయాద్గృహీయాదాత్మన ఏవ ఆత్మన ఏవైవాత్మన ఆత్మన ఏవాధ్యేవాత్మన ఆత్మన ఏవాధి ఏవాధ్యేవైవాధి యజ్ఞం యజ్ఞమధ్యేవైవాధి యజ్ఞం అధి యజ్ఞం యజ్ఞమధ్యది యజ్ఞం నిర్నిర్యజ్ఞమధ్యది యజ్ఞన్ని యజ్ఞం నిర్నిర్యజ్ఞం యజ్ఞం నిష్కరోతి కరోతి నిర్యజ్ఞం యజ్ఞం నిష్కరోతి నిష్కరోతి కరోతి నిర్నిష్కరోత్య విజ్ఞాతో విజ్ఞాత కరోతి నిర్నిష్కరోత్య విజ్ఞాత కరోత్య విజ్ఞాతో విజ్ఞాత కరోతి కరోత్య విజ్ఞాతో వైవ అవిజ్ఞాత కరోతి కరోత్య విజ్ఞాతో వై అవిజ్ఞాతో వైవ అవిజ్ఞాతో విజ్ఞాతో వా ఏష ఏష వా అవిజ్ఞాతో విజ్ఞాతో వా ఏష అవిజ్ఞాత విజ్ఞాత ఏష ఏష వైవ ఏష గృహ్యతే గృహ్యత ఏష వైవ ఏష గృహ్యతే ఏష గృహ్యతే గృహ్యత ఏష ఏష గృహ్యతే యద్యగృహ్యత ఏష గృహ్యతే గృహ్యతేజ్యగృహ్యతే గృహ్యతే యదా ఆగ్రేణ ఆగ్రేణో యద్గృహ్యతే గృహ్యతే యదా ఆగ్రేణ యదా ఆగ్రేణ ఆగ్రేణో యద్యదా ఆగ్రేణ స్థాల్యా స్థాల్యాగ్రేణో యద్యదా ఆగ్రేణ స్థాల్యా ఆగ్రేణ స్థాల్యా స్థాల్యాగ్రేణ ఆగ్రేణ స్థాల్యా గృహ్ణాది గృహ్ణాది స్థాల్యాగ్రేణ ఆగ్రేణ స్థాల్యా గృహ్ణాది స్థాయ్యా గృహ్ణాది గృహ్ణాది స్థాల్యా స్థాల్యా గృహ్ణాది వాయుద్యేన వాయుద్యేన గృహ్ణాది స్థాల్యా స్థాల్యా గృహ్ణాది వాయుద్యేన గృహ్ణాది వాయుద్యేన వాయుద్యేన గృహ్ణాది గృహ్ణాది వాయుద్యేన జుహోతి జుహోతి వాయుద్యేన గృహ్ణాది గృహ్ణాది వాయుద్యేన జుహోతి వాయుద్యేన జుహోతి జుహోతి వాయుద్యేన వాయుద్యేన జుహోతి తస్మాత్తస్మాత్ జుహోతి వాయుద్యేన వాయుద్యేన జుహోతి తస్మాత్ జుహోతి తస్మాత్తస్మాత్ జుహోతి జుహోతి తస్మాద్గర్భేణ గర్భేణ తస్మాత్ జుహోతి జుహోతి తస్మాద్గర్భేణ తస్మాద్గర్భేణ గర్భేణ తస్మాత్తస్మాద్గర్భేణ విజ్ఞాతేన విజ్ఞాతేన గర్భేణ తస్మాత్తస్మాద్గర్భేణ విజ్ఞాతేన గర్భేణ విజ్ఞాతేన విజ్ఞాతేన గర్భేణ గర్భేణ విజ్ఞాతేన బ్రహ్మ బ్రహ్మ విజ్ఞాతేన గర్భేణ గర్భేణ విజ్ఞాతేన బ్రహ్మ అవిజ్ఞాతేన బ్రహ్మ బ్రహ్మ విజ్ఞాతేన విజ్ఞాతేన బ్రహ్మవృతమవృతం బ్రహ్మ విజ్ఞాతేన విజ్ఞాతేన బ్రహ్మవృతం అవిజ్ఞాతేనేత్యవిజ్ఞాతేన బ్రహ్మవృతమవృతం బ్రహ్మ బ్రహ్మవృతమవృతం బ్రహ్మ బ్రహ్మవృతమవ బ్రహ్మేది బ్రహ్మ అవభృతమవృతమవృతమవయంతి అవభృతమివృతం అవయంతి వావయంతి పరా పరాయంతి వావయంతి పరా ఎంతి పరా పరాయంతి ఎంతి పరా స్థాళీ స్థాళీ పరాయంతి ఎంతి పరా స్థాళీ పరా స్థాళీ స్థాళీ పరా పరా స్థాళీరస్యంత్యస్యంతి స్థాళీ పరా పరా స్థాళీరస్యంతి స్థాళీరస్యంత్యస్యంతి స్థాళీ స్థాళీరస్యంత్యుదరస్యంతి స్థాళీ స్థాళీరస్యంత్యుద అస్యంత్యుదరస్యంత్యస్యంత్యద్వాయవ్యాని వాయవ్యాన్యురస్యంత్యస్యంత్యద్వాయవ్యాని ఉద్వాయవ్యాని వాయవ్యాన్యులుద్వాయవ్యాని హరంతి హరంతి వాయవ్యాన్యులుద్వాయవ్యాని హరంతి వాయవ్యాని హరంతి హరంతి వాయవ్యాని వాయవ్యాని హరంతి తస్మాత్తస్మాద్ధరంతి వాయవ్యాని వాయవ్యాని హరంతి తస్మాత్ హరంతి తస్మాత్తస్మాద్ధరంతి హరంతి తస్మాత్ స్త్రియగ్స్త్రియం తస్మాద్ధరంతి హరంతి తస్మాత్ స్త్రియం తస్మాత్ స్త్రియగ్స్త్రియం తస్మాత్తస్మాత్ స్త్రియం జాతాంజాతస్త్రియం తస్మాత్తస్మాత్ స్త్రియం జాతా స్త్రియం జాతాం జాతాక స్త్రియగ్ స్త్రియం జాతాం పరా పరా జాతాక స్త్రియగ్ స్త్రియం జాతాం పరా జాతాం పరా పరా జాతాం జాతాం పరా అస్యంత్యస్యంతి పరా జాతాం జాతాం పరా అస్యంతి పరా అస్యంత్యస్యంతి పరా పరా అస్యంత్యుదస్యంతి పరా పరా అస్యంత్యుదు అస్యంత్యుదస్యంత్యస్యంత్యుత్పమాగుంసంపుమాగుంసముదస్యంత్యస్యంత్యుత్పమాగుంసం ఉత్పమాగుంసంపుమాగుంసముదుత్పమాగుంసగుంహరంతి పుమాగుంసగుంహరంతి హరంతి పుమాగుంసంపుమాగుంసగుంహరంతి యద్ధరంతి పుమాగుంసంపుమాగుంసగుంహరంతి యద్ హరంతి యద్ధరంతి హరంతి యత్పురోరుచం పురోరుచం యద్ధరంతి హరంతి యత్పురోరుచం యత్పురోరుచం పురోరుచం యద్యత్పురోరుచమాహ పురోరుచం యద్యత్పురోరుచమాహ పురోరుచమాహ పురోరుచం పురోరుచమాహ యథాయథా పురోరుచం పురోరుచమాహ యథా పురోరుచమితి పురహృజం ఆహయథాయథాయథావస్యసేవస్యసేయథాయథావస్యసేయథావస్యసేయథాయథావస్యసేయథాయథావస్యసేయథాయథావస్యసేయథాయథావస్యసేయథాయథావస్యసేయథాయథావస్యసేయథాయథావస్యసేయథాయథావస్యసేయథాయథావస్యసేయథాయథావస్యసేయథాయథావస్యసేయథాయథావస్యసేయథాయథావస్యసేయథాయథావస్యసేయథాయథావస్యసేయథాయథావస్యసేయథాయథావస్యసేయథాయథావస్యసేయథాయథావస్యసేయథాయథావస్యసేయథాయథావస్యసేయథాయథావస్యసేయథాయథావస్యసేయథాయథావస్యసేయథాయథావస్యసేయథాయథావస్యసేయథాయథావస్యసేయథాయథావస్యసేయథాయథావస్యసేయథాయథావస్యసేయథాయథావస్యసే తాజగేవ్రహంగ్రహయ్యత్తగ్రహం తద్గ్రహం గ్రహయ్యత్తగ్రహం గృహ్ణాతి గృహ్ణాతిగ్రహయ్యగ్రహం గృహ్ణాతి గ్రహం గృహ్ణాతి గృహ్ణాతి గ్రహం గ్రహం గృహ్ణాతి యథాయథా గృహ్ణాతి గ్రహం గ్రహం గృహ్ణాతి యథా గృహ్ణాతి యథాయథా గృహ్ణాతి గృహ్ణాతి యథావశ్యసే వశ్యసే యథా గృహ్ణాతి గృహ్ణాతి యథావశ్యసే యథావశ్యసే వశ్యసే యథాయథావశ్యత ఆహృత్యాహృత్య వశ్యసే యథాయథావశ్యత ఆహృత్య వశ్యత ఆహృత్యాహృత్య వశ్యసే వశ్యత ఆహృత్య ప్రాహృత్య వశ్యసే వశ్యత ఆహృత్య ప్రా ఆహృత్య ప్రాహృత్యాహృత్య ప్రాహ ప్రాహృత్యాహృత్య ప్రాహ ఆహృత్యేత్యాహృత్య ప్రాహ ప్రాహ తాదృక్తాదృగా ప్రాహ తాదృగ ఆహ తాదృక్తాదృగా తాదృగేవ తాదృగా తాదృగేవ తాదృగేవ తాదృక్తాదృగేవ దత్తదేవ తాదృక్తాదృగేవ దేవ దత్తదేవ తద్యద్యత్తదేవ తద్యద్యత్తద్యత్సాదయతి యత్సాదయతి సాధయతి యత్సాదయతి యథా సాధయతి యద్యత్సాదయతి యథా సాధయతి యథా యథా సాధయతి సాధయతి యథావశ్యసే వశ్యసే యథా సాధయతి సాధయతి యథావశ్యసే ఉపనిధాయోపనిధాయవశ్యసేయథాయథావశ్యత ఉపనిధాయోపనిధాయవశ్యసేయథాయథావశ్యత ఉపనిధాయ అపక్రామతి తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృక్తాదృ అన్యాని ప్రాచీనాని యాని పరాచీనాని పరాచీనాలు యాని పరాచీనాన్ని ప్రయుజ్యంతే పరాచీనాలు యాని పరాచీనాన్ని ప్రయుజ్యంతే పరాచీనాన్ని ప్రయుజ్యంతే ప్రయుజ్యంతే పరాచీనాన్ని పరాచీనాన్ని ప్రయుజ్యంతే మమం ప్రయుజ్యంతే పరాచీనాన్ని పరాచీనాన్ని ప్రయుజ్యంతే ప్రయుజ్యంతే మమం ప్రయుజ్యంతే ప్రయుజ్యంతే ఇవామం ప్రయుజ్యంతే ప్రయుజ్యంతే ప్రయుజ్యంత ఇది ప్రయుజ్యంతే అముమేవైవాముమే తైస్తైరేవాముమేవతై ఏవతైస్తైరేవైవతైర్లోకంతైరేవైవతైర్లోకం తైర్లోకంకం తైస్తైర్లోకమభ్యభిలోకం తైస్తైర్లోకమభి లోకమభ్యభిలోకం లోకమభిదేభిలేత్యభిలోకంకమభిదేతి అభిదేతిభ్యభిదేతి పరాంగ్భ్యభిదేతి పరాంగ జైతి పరాంగ్పరాంగైతి జైతి పరాంగి వేవ పరాంగైతి జైతి పరాంగివ పరాంగి వేవ పరాంగ్పరాంగివ హీవ పరాంగ్పరాంగివ హిమహీమేవ్యసావసౌ హీమే వ్యసౌ హ్యసావసౌ హిష్యసౌ లోకో లోకోసౌ హిష్యసౌ లోక అసౌ లోకో లోకోసావసౌ లోకో యాని యాని లోకోసావసౌ లోకో యాని లోకో యాని యాని లోకో లోకో యాని పునః పునర్యాని లోకో లోకో యాని పునః యాని పునః పునర్యాని యాని పునః ప్రయుజ్యంతే ప్రయుజ్యంతే పునర్యాని యాని పునః ప్రయుజ్యంతే పునః ప్రయుజ్యంతే ప్రయుజ్యంతే పునః పునః ప్రయుజ్యంత ఇమమిమం ప్రయుజ్యంతే పునః పునః ప్రయుజ్యంత ఇమం ప్రయుజ్యంత ఇమమిమం ప్రయుజ్యంతే ప్రయుజ్యంత ఇమమేవ ఇమేమం ప్రయుజ్యంతే ప్రయుజ్యంత ఇమమేవ ప్రయుజ్యంత ఇది ప్రయుజ్యంతే ఇమమేవైవేమమిమమేవ తైస్తైరేవేమమిమమేవ తై ఏవతైస్తైరేవైవతైర్లోకంకం తైరేవైవతైర్లోకం తైర్లోకంకం తైస్తైర్లోకమభ్యభిలోకం తైస్తైర్లోకమభి లోకమభ్యభిలోకం లోకమభిజేతిభిలోకంకమభిజేతి అభిజేతిభ్యభిజేతి పునః పునః పునః పునర్జయత్యభ్యభిజేతి పునః పునః జయతి పునః పునః పునః పునర్జయతిజేతి పునః పునరివేవ పునః పునర్జయతిజేతి పునః పునరివ పునః పునరివేవ పునః పునః పునః పునరివ హివ పునః పునః పునః పునరివ పునః పునరిది పునః పునః ఇవ హివేవ హ్యయమయగో హివేవ హ్యయమ్ హ్యయమయగో హిష్యయం లోకో లోకోయగో హిష్యయోక అయం లోకో లోకోయమయోక ప్రలోకోయమయోక లోక ప్రలోకో లోక ప్రాణ్యాన్యాని ప్రలోకో లోక ప్రాణ్యాని ప్రాణ్యాన్యాని ప్రాణ్యాని పాత్రాణి పాత్రాణ్యాని ప్రాణ్యాని పాత్రాణి అన్యాని పాత్రాణి పాత్రాణ్యాన్యాన్యాని పాత్రాన్ని యుజ్యంతే పాత్రాణ్యాన్యాన్యాని పాత్రాన్ని యుజ్యంతే పాత్రాన్ని యుజ్యంతే పాత్రాన్ని పాత్రాన్ని యుజ్యంతేన యుజ్యంతే పాత్రాన్ని పాత్రాన్ని యుజ్యంతేన యుజ్యంతేన యుజ్యంతే యుజ్యంతేనాన్యాన్యాన యుజ్యంతే యుజ్యంతేనాన్యాని నాన్యాన్యాని నాన్యాన్యాన్యాన్యాని యాని అన్యాని యాని యాన్యాన్యాన్యాని యాని పరాచీనాని పరాచీనాని యాన్యాన్యాన్యాని యాని పరాచీనాని యాని పరాచీనాని పరాచీనాని యాని యాని పరాచీనాని ప్రయుజ్యంతే ప్రయుజ్యంతే పరాచీనాని యాని యాని పరాచీనాని ప్రయుజ్యంతే పరాచీనాని ప్రయుజ్యంతే ప్రయుజ్యంతే పరాచీనాని పరాచీనాని ప్రయుజ్యంతే తాని తాని ప్రయుజ్యంతే పరాచీనాని పరాచీనాని ప్రయుజ్యంతే తాని ప్రయుజ్యంతే తాని తాని ప్రయుజ్యంతే ప్రయుజ్యంతే తాన్యన్మను తాని ప్రయుజ్యంతే ప్రయుజ్యంతే తాన్యం ప్రయుజ్యంత ఇది ప్రయుజ్యంతే తాన్యన్మను తాని తాన్యన్వోషధయ ఓషధయోన తాని తాన్యన్వోషధయ అన్వోషధయ ఓషధయోన్మన్వోషధయ పరాపరౌషధయోన్మన్వోషధయ పరా ఔషధయ పరాపరౌషధయ ఔషధయ పరా భవంతి భవంతి పరౌషధయ ఔషధయ పరా భవంతి పరా భవంతి భవంతి పరా పరా భవంతి యాని యాని భవంతి పరా పరా భవంతి యాని భవంతి యాని యాని భవంతి భవంతి యాని పునః పునర్యాని భవంతి భవంతి యాని పునః యాని పునః పునర్యాని యాని పునః ప్రయుజ్యంతే ప్రయుజ్యంతే పునర్యాని యాని పునః ప్రయుజ్యంతే పునః ప్రయుజ్యంతే ప్రయుజ్యంతే పునః పునః ప్రయుజ్యంతే తాని తాని ప్రయుజ్యంతే పునః పునః ప్రయుజ్యంతే తాని ప్రయుజ్యంతే తాని తాని ప్రయుజ్యంతే ప్రయుజ్యంతే తాన్యన్వన తాని ప్రయుజ్యంతే ప్రయుజ్యంతే తాన్యను ప్రయుజ్యంత ఇది ప్రయుజ్యంతే తాన్యన్వను తాని తాన్యన్వోషధయ ఓషధయోను తాని తాన్యన్వోషధయ అన్వోషధయ ఓషధయోన్వన్వోషధయ పునః పునరోషధయోన్వన్వోషధయ పునః ఓషధయ పునః పునరోషధయ ఓషధయ పునరా పునరోషధయ ఓషధయ పునరా పునరా పునః పునరా భవంతి భవంత్యా పునః పునరా భవంతి ఆభవంతి భవంత్యాభవంతి ప్రభవంత్యాభవంతి ప్రభవంతి ప్రభవంతి భవంతి ప్రాణ్యాన్యన్యాని ప్రభవంతి భవంతి ప్రాణ్యాని ప్రాణ్యాన్యన్యాని ప్రప్రాణ్యాని పాత్రాణి పాత్రాణ్యన్యాని ప్రప్రాణ్యాని పాత్రాణి అన్యాని పాత్రాణి పాత్రాణ్యన్యాన్యన్యాని పాత్రాణి యుజ్యంతే యుజ్యంతే పాత్రాణ్యన్యాన్యన్యాని పాత్రాణి యుజ్యంతే పాత్రాణి యుజ్యంతే యుజ్యంతే పాత్రాణి యుజ్యంతేన యుజ్యంతే పాత్రాణి యుజ్యంతేన యుజ్యంతేన యుజ్యంతే యుజ్యంతేనాన్యాన్యన్యాని యుజ్యంతే యుజ్యంతేనాన్యాని నాన్యాన్యన్యాని నాన్యాని యాని యాన్యన్యాని నాన్యాని యాని అన్యాని యాని యాన్యన్యాన్యన్యాని యాని పరాచీనాని పరాచీనాని యాన్యన్యాన్యన్యాని యాని పరాచీనాని యాని పరాచీనాని పరాచీనాని యాని యాని పరాచీనాని ప్రయుజ్యంతే ఏ ప్రయుజ్యంతే పరాచీనాని యాని యాని పరాచీనాని ప్రయుజ్యంతే ప్రాచీనాని ప్రయుజ్యంతే ఏ ప్రయుజ్యంతే పరాచీనాని పరాచీనాని ప్రయుజ్యంతే తాని తాని ప్రయుజ్యంతే పరాచీనాని పరాచీనాని ప్రయుజ్యంతే తాని ప్రయుజ్యంతే తాని తాని ప్రయుజ్యంతే ఏ ప్రయుజ్యంతే తాన్యన్వర తాని ప్రయుజ్యంతే ఏ ప్రయుజ్యంతే తాన్యను ప్రయుజ్యంత ఇది ప్రాయుజ్యంతే ఏ తాన్యన్వన తాని తాన్యన్వారణ్యా ఆరణ్యా అను తాని తాన్యన్వారణ్యా అన్వారణ్యా ఆరణ్యా అన్వన్వారణ్యా పశవ పశవ ఆరణ్యా అన్వన్వారణ్యా పశవ ఆరణ్యా పశవ పశవ ఆరణ్యా ఆరణ్యా పశవోరణ్యమరణ్యం పశవ ఆరణ్యా ఆరణ్యా పశవోరణ్యం పశవోరణ్యమరణ్యం పశవ పశవోరణ్యమపారణ్యం పశవ పశవోరణ్యమప అరణ్యమపారణ్యమరణ్యమపయంతి ఎంచ పారణ్యమరణ్యమపయంతి అపయంతి ఎంచ పాపయంతి యాని యాని ఎంచ పాపయంతి యాని ఎంతియాని యాని ఎంతయంతి యాని పునః పునర్యాని ఎంతయంతి యాని పునః యాని పునః పునర్యాని యాని పునః ప్రయుజ్యందే ఏ ప్రయుజ్యందే పునర్యాని యాని పునః ప్రయుజ్యందే ఏ పునః ప్రయుజ్యందే ఏ ప్రయుజ్యందే పునః పునః ప్రయుజ్యందే తాని తాని ప్రయుజ్యందే పునః పునః ప్రయుజ్యందే తాని ప్రయుజ్యందే తాని తాని ప్రయుజ్యందే ఏ ప్రయుజ్యందే తాన్యన్వన తాని ప్రయుజ్యందే ఏ ప్రయుజ్యందే తాన్యను ప్రయుజ్యంత ఇది ప్రాయుజ్యందే తాన్యన్వన తాని తాన్యను గ్రామ్యా గ్రామ్యా అను తాని తాన్యను గ్రామ్యా అను గ్రామ్యా గ్రామ్యా అన్వను గ్రామ్యా పశవ పశవో గ్రామ్యా అన్వను గ్రామ్యా పశవ గ్రామ్యా పశవ పశవో గ్రామ్యా గ్రామ్యా పశవో గ్రామం గ్రామం పశవో గ్రామ్యా గ్రామ్యా పశవో గ్రామం పశవో గ్రామం గ్రామం పశవ పశవో గ్రామముపావయంతి ఉపావయంతి గ్రామం పశవ పశవో గ్రామముపావయంతి గ్రామముపావయంతి ఉపావయంతి గ్రామం గ్రామముపావయంతి యోయ ఉపావయంతి గ్రామం గ్రామముపావయంతి యః ఉపావయంతి యోయ ఉపావయంతి ఉపావయంతి యో వై వయ్య ఉపావయంతి ఉపావయంతి యో వై ఉపావయంతేత్యుపావయంతి యో వై వయ్యో యో వై గ్రహాణాం గ్రహాణాం వయ్యో యో వై గ్రహాణాం వై గ్రహాణాం గ్రహాణాం వై వై గ్రహాణాం నిదానం నిదానం గ్రహాణాం వై వై గ్రహాణాం నిదానం గ్రహాణాం నిదానం నిదానం గ్రహాణాం గ్రహాణాం నిదానం వేద వేద నిదానం గ్రహాణాం గ్రహాణాం నిదానం వేద నిదానం వేద వేద నిదానం నిదానం వేద నిదానవాన్ నిదానవాను వేద నిదానం నిదానం వేద నిదానవాన్ నిదానమితి నిదానం వేద నిదానవాన్ నిదానవాను వేద వేద నిదానవాన్ భవతి భవతి నిదానవాన్ వేద వేద నిదానవాన్ భవతి నిదానవాన్ భవతి భవతి నిదానవాన్ నిదానవాన్ భవత్యాజ్యమాజ్యం భవతి నిదానవాన్ నిదానవాన్ భవత్యాజ్యం నిదానవానితి నిదానవాను భవత్యాజ్యమాజ్యం భవతి భవత్యాజ్యమిత్యాజ్యం భవతి భవత్యాజ్యమితి ఆజ్యమిత్యాజ్యమాజ్యమిత్యుక్తముక్తమిత్యాజ్యమాజ్యమిత్యుక్తం ఇత్యుక్తముక్తమిదీత్యుక్తం తత్తదుఃఖమిదీత్యుక్తం దుఃఖం తత్తదుఃఖముక్తం తద్వై వైరదుఃఖముక్తం తద్వై తద్వై వైరత్తద్వై గ్రహాణాం గ్రహాణాం వైరత్తద్వై గ్రహాణాం వై గ్రహాణాం గ్రహాణాం వై వై గ్రహాణాం నిదానం నిదానం గ్రహాణాం వై వై గ్రహాణాం నిదానం గ్రహాణాం నిదానం నిదానం గ్రహాణాం గ్రహాణాం నిదానం యజ్ఞం నిదానం గ్రహాణాం గ్రహాణాం నిదానయ్యత్ నిదానయ్యజ్జన్ నిదానం నిదానయ్యదు పాగుంషు పాగుంషుజన్ నిదానం నిదానయ్యదు పాగుంషు నిదానమితి నిదానం యదు పాగుంషు పాగుంషు యజ్ఞదు పాగుంషు శగుంసతి శగుంసత్యు పాగుంషు యజ్ఞదు పాగుంషు శగుంసతి పాగుంషు శగుంసతి శగుంసత్యు పాగుంషు పాగుంషు శగుంసతి తత్తశగుంసత్యు పాగుంషు పాగుంషు శగుంసతి పాగుష్విత్యు పాగుంషు శగుంసతి తత్తశగుంసతి శగుంసతి తదు పాగుష్వంతర్యామయోరు పాగుష్వంతర్యామయోస్తశగుంసతి శగుంసతి తదు పాగుష్వంతర్యామయో తదుపాగుష్వంతర్యామయోరుపాగుష్వంతర్యామయోస్తత్తదుపాగుష్వంతర్యామయోర్యద్యుపాగుష్వంతర్యామయోర్యద్యుపాగుష్వంతర్యామయోర్యద్యుపాగుష్వంతర్యామయోర్యదచ్చైరచ్చైర్యుపాగుష్వంతర్యామయోరుపాగుష్వంతర్యామయోర్యదచ్చై జాయత ఇంద్రస్పష్టు ఇంద్రస్తష్టస్తష్టరింద్ర ఇంద్రస్తష్టస్వామగోసామంతష్టరింద్ర ఇంద్రస్తష్టస్వామం పష్టస్వామగోసామంతష్టస్తష్టస్వామభీషభీషస్వామగోసామభీషభీషస్వామగోసామభీషభీషస్వామగోసామభీషభీషస్వామగోసామభీషభీషస్వామగోసామభీషస్వామగోసామభీషస్వామగోసామభీషస్వామగోసామభీషస్వామగోసామభీషస్వామగోసామభీషస్వామగోసామభీషస్వామగోసామభీషస్వామగోసామభీషస్వామగోసామభీషస్వామగోసామభీషస్వామగోసామభీషస్వామగోసామభీషస్వామగోసామభీషస్వామగోసామభీషస్వామగోసామభీషస్వామగోసామభీషస్వామగోసామభీషస్వామగోసామభీషస్వామగోసామభీషస్వామగోసామభీషస్వామగోసామభీషస్వామగోసామభీషస్వామగోసామభీషస్వామగోసామభీషస్వామగోసామభీషస్వ విశ్వను విశ్వను విశ్వం వ్యాచ్చదాచ్చద్విశ్వను విశ్వం వ్యాచ్చద్ వ్యాచ్చదాచ్చద్వ్యాచ్చత్స ఆచ్చద్వ్యాచ్చత్స ఆచ్చత్స ఆచ్చదాచ్చత్స ఆత్మన్నాత్మన్ స ఆచ్చదాచ్చత్స ఆత్మన్ స ఆత్మన్నాత్మన్ సద ఆత్మన్నారమణమారమణమాత్మన్ సద ఆత్మన్నారమణం ఆత్మన్నారమణమారమణమాత్మన్నాత్మన్నారమణన్న నారమణమాత్మన్నాత్మన్నారమణన్న ఆరమణన్న నారమణమారమణన్నావిందదవిందన్నారమణమారమణన్నావిందదం ఆరమణమిత్యారమణం నావిందదవిందన్న నావిందత్స సోవిందన్న నావిందత్స అవిందత్సోవిందదవిందత్స ఏతానేతాన్ సోవిందదవిందత్స ఏతాన్ స ఏతానేతాన్ సద ఏతానను సవరమను సవరమేతాన్ సద ఏతానను సవరం ఏతానను సవరమను సవరమేతానేతానను సవరం పురోడాశాన్ పురోడాశానను సవరమేతానేతానను సవరం పురోడాశాన్ సవనం పురోడాశాన్ పురోడాశానను సవనమను సవనం పురోడాశాన పశ్యత పశ్య పురోడాశానను సవనమను సవనం పురోడాశాన పశ్యత అను సవనమిత్యను సవనం పురోడాశాన పశ్యత పశ్య పురోడాశాన్ పురోడాశాన పశ్యత్తాగుస్తాన పశ్యత్ పురోడాశాన్ పురోడాశాన పశ్యత్తాన్ అపశ్యత్తాగుస్తాన పశ్యత పశ్యత్తాన్ నిర్నిష్టాన పశ్యత పశ్యత్తాన్ని తాన్నిర్నిష్టాగుస్తాన్ నిరవపదవపన్నిష్టాగుస్తాన్ నిరవపద నిరవపదవపన్నిర్నిరవపత్తైస్తైరవపన్నిర్నిరవపత్తై అవపత్తైస్తైరవపదవపత్తైర్వైవైతైరవపదవపత్తైర్వై తైర్వైవైతైస్తైర్వైసవైతైస్తైర్వైస ఆత్మన్నాత్మన్ స వైవైస ఆత్మన్ స ఆత్మన్నాత్మన్ స ఆత్మన్నారమణమారమణమాత్మన్ స ఆత్మన్నారమణం ఆత్మన్నారమణమారమణమాత్మన్నాత్మన్నారమణమకృతారమణమాత్మన్నాత్మన్నారమణమకృత ఆరమణమకృతారమణమారమణమకృత తస్మాత్తస్మాదకృతారమణమారమణమకృతస్మాత్ ఆరమణమిత్యారమణం అకృతస్మాత్తస్మాదకృతాకృతస్మాదను సమనమను సమనం తస్మాదకృతాకృతస్మాదను సమనం తస్మాదను సవనమను సవనం తస్మాత్తస్మాదను సవనం పురోడాశా పురోడాశా అనుసవనం తస్మాత్తస్మాదను సవనం పురోడాశా అనుసవనం పురోడాశా పురోడాశా అనుసవనమను సవనం పురోడాశా నిర్నిష్పురోడాశా అనుసవనమను సవనం పురోడాశాని అనుసవనమిత్యను సవనం పురోడాశా నిర్నిష్పురోడాశా పురోడాశా నిరుప్యంత ఉప్యంతే నిష్పురోడాశా పురోడాశా నిరుప్యంతే నిరుప్యంత ఉప్యంతే నిర్నిరుప్యంతే తస్మాత్ తస్మాదుప్యంతే నిర్నిరుప్యంతే తస్మాత్ ఉప్యంతే తస్మాత్ తస్మాదుప్యంత ఉప్యంతే తస్మాదను సవనమను సవనం తస్మాదుప్యంత ఉప్యంతే తస్మాదను సవనం తస్మాదను సవనమను సవనం తస్మాత్ తస్మాదను సవనం పురోడాశానాం పురోడాశానామను సవనం తస్మాత్ తస్మాదను సవనం పురోడాశానాం అనుసవనం పురోడాశానాం పురోడాశానామను సవనమను సవనం పురోడాశానాం ప్రపురోడాశానామను సవనమను సవనం పురోడాశానాం ప్ర అనుసవనమిత్యను సవనం పురోడాశానాం ప్రపురోడాశానాం పురోడాశానాం ప్రాశ్నీయాదశ్నీయాత్రపురోడాశానాం పురోడాశానాం ప్రాశ్నీయాద్ ప్రాశ్నీయాదశ్నీయాత్ర ప్రాశ్నీయాదాత్మన్నాత్మన్నశ్నీయాత్ర ప్రాశ్నీయాదాత్మన్ అశ్నీయాదాత్మన్నాత్మన్నశ్నీయాదశ్నీయాదాత్మన్నేవైవాత్మన్నశ్నీయాదశ్నీయాదాత్మన్నేవ ఆత్మన్నేవైవాత్మన్నాత్మన్నేవారమణమారమణమేవాత్మన్నాత్మన్నేవారమణం ఏవారమణమారమణమేవైవారమణం కురుతే కృత ఆరమణమేవైవారమణం కృతే ఆరమణం కృతే కృత ఆరమణమారమణం కృతేన న కృత ఆరమణమారమణం కృతేన ఆరమణమిత్యారమణం కృదేన కృతే కృతేనైనమేనన్న కృతే కృతేనైనం ఐనమేనన్ననైనకో సోమ సోమ ఏనందనైనకో సోమ ఏనకో సోమ సోమ ఏనమేనకో సోమోచ్యతి సోమ ఏనమేనకో సోమోతి సోమోచ్యతి సోమస్ సోమోతి పవతే పవతేతి సోమస్ సోమోతి పవతే అతిపవతే పవతేత్యతి పవతే బ్రహ్మవాదినో బ్రహ్మవాదిన పవతేత్యతి పవతే బ్రహ్మవాదిన పవతే బ్రహ్మవాదినో బ్రహ్మవాదిన పవతే పవతే బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదిన పవతే పవతే బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి నవదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతిన బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంతి నవదంతి వదంతి నర్చర్చాన వదంతి వదంతి నర్చర్చాన నర్చాననర్చాననర్చాన అచాననర్చర్చాన ఇదుషా ఇదుషా నర్చర్చాన ఇదుషా నైదుషా ఇదుషానన ఇదుషా పంక్తి పంక్తిర్యదుషానన ఇదుషా పంక్తి ఇదుషా పంక్తి పంక్తిర్యదుషా ఇదుషా పంక్తిరాప్యద ఆప్యదే పంక్తిర్యదుషా ఇదుషా పంక్తిరాప్యదే పంక్తిరాప్యద ఆప్యదే పంక్తి పంక్తిరాప్యదే ఆప్యదే పంక్తి పంక్తిరాప్యదే ఆప్యదే ఆప్యద ఆప్యదే ధకిం కిమథ ఆప్యద ఆప్యదే ధకిం అథ కిం కిమథాకిం యజ్ఞస్య యజ్ఞస్య కిమథాకిం యజ్ఞస్య పాంగత్వం పాంగత్వం యజ్ఞస్య కిం కిం యజ్ఞస్య పాంగత్వం యజ్ఞస్య పాంగత్వం పాంగత్వం యజ్ఞస్య యజ్ఞస్య పాంగత్వమితి పాంగత్వమితి పాంగత్వం పాంగత్వమితి ధానా ధానా ఇది పాంగత్వం పాంగత్వమితి ధానా పాంగత్వమితి పాంగత్వం ఇది షష్ఠకాండే పంచమ ప్రపాఠకస్య గణపాఠ సమాప్తః.